ಶ್ರೀಕಾಂತ ದ್ರುಹಿಣೋಪಮನ್ಯುತಪನಸ್ಕಂದೇಂದ್ರನಂಜಾದಯ ಪ್ರಾಚೀನಾ ಗುರವೋಪಿ ಯಸ್ಯ ಕರುಣಾಲೇಶಾತ್ ಗತಾಗೌರವಂ ತಂ ಸರ್ವಾದಿಗುರುಂ ತಂ ಸರ್ವಾದಿಗುರುಂ ಮನೋಜ್ಞವಪುಷಂ ಮಂದಸ್ಮಿತಾಲಂಕೃತಂ ಚಿನ್ಮುದ್ರಾಂಚಿತಮುಗ್ಧಪಾನಿಲಲಿನಂ ಚಿತ್ತೇ ಶಿವಂ ಕುರ್ಮಹೇ ಚಿತ್ತೇ ಶಿವಂ ಕುರ್ಮಹೇ. ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಜಗದ್ಗುರು ಮಹಿಮೈನ ಸಭಾಸದಸ್ಯಕ್ಕೆ ಸವನೀಯ ನಮಸ್ಸಲು ಸಮರ್ಪಣೆ ಚೇಸ್ಕುಂಟು ಬ್ರಹ್ಮಸೂತ್ರ ಶಂಕರ ಭಾಷ್ಯಂಲೋ నిన్నటి వరకు మనం ప్రస్తావించుకున్న అంశంలో ప్రధానంగా చూస్తే బ్రహ్మసూత్రములు అనేది ఉపనిషత్తులు బ్రహ్మము గురించి ఏం చెప్పాయో తెలియజేసేటువంటి గ్రంథం ఇది. కనుక ఉపనిషత్ పరంగా బ్రహ్మం అంటే ఏమిటి, ఉపనిషత్ వాక్యాల ఆధారంగా చేసిన వివేచన ఈ గ్రంథంలో మనకు కనబడుతున్నది. ఈ సూత్రములన్నీ కూడాను ఉపనిషత్తులు చెప్పిన వివిధ వాక్యములను సమన్వయిస్తూ మనకి ఏ విధమైన విచారణ మార్గం చేయాలో బోధిస్తున్నది. ఆ క్రమంలో నిన్నటి వరకు కార్యము కారణము, కార్యము జగత్తు కారణము బ్రహ్మము అని చెప్పినప్పటికీ కార్యమైన ఈ జగత్తంతా కూడా బ్రహ్మమునకు భిన్నము కాదు అనే విషయం ప్రతిపాదన చేయడం జరిగింది. అటుపై ఉపనిషత్ తత్వానికి వేదమతానికి విరుద్ధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని పరిహరించడం జరిగినది. అయితే అదే సమయంలో ఉపనిషత్ అంగీకరించినటువంటి విషయములను ఇతర స్మృతుల నుంచి ఏ మేరకు తీసుకోవచ్చో చక్కగా చెప్పారు. తర్కం యొక్క పరిమితులు కూడా చెప్పారు. శృతి సమ్మతమైన తర్కము గ్రాహ్యమని వివరిస్తూనే వివిధములైన ఆగమాల ప్రకారంగా వచ్చిన మతముల్లో కూడా వేదాంత విరుద్ధమైన భావములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిహరించడం జరిగినది. ఇప్పుడు మనం రెండవ అధ్యాయంలో తృతీయ పాదంలో అవిరోధాధ్యాయము అని చెప్పబడే దాంట్లో తృతీయ పాదంలో ప్రవేశిస్తున్నాం. ఇప్పటి వరకు ఇతరుల సిద్ధాంతాల్లో ఉన్నటువంటి ఏ లోపాలు వివరించడం జరిగింది. ఇప్పుడు స్వసిద్ధాంతంలో అంటే తమ యొక్క సిద్ధాంతం, తమ సిద్ధాంతం అంటే ఏంటిది, ఇప్పుడు వేదాంత సిద్ధాంతం అంతే, ఉపనిషత్ సిద్ధాంతం. ఉపనిషత్ సిద్ధాంతంలో లోపముల వలె కనబడుతున్నవేవో వాటిని పరిగణించడం, లోపములను పరిగణించడం అనలేదు నేను, లోపముల వలె అనిపిస్తున్నవి అంటే లోతుగా ఆలోచించక పై పైన చూసి పరస్పర విరుద్ధముగా కనబడే వాక్యములు ఏవైతే ఉన్నాయో వాటి నడుమ సమన్వయాన్ని సాధించడం అనేది ఇప్పుడు జరగబోయేటువంటి ఈ అధికరణముల్లో మనకు కనబడుతున్నది. దీని ద్వారా కూడా మనకి అసలు సత్యమే ఎలా ఆలోచించాలో చెప్తూ ఉన్నారు. ఇక్కడ శృతుల్లో కనబడే పరస్పర విరుద్ధములు అవి పూర్వపక్షులు పట్టుకుని వాటిని ఎత్తి చూపించేటప్పుడు వాటికి ఎలా సమాధానం చెప్పాలనేది ఇక్కడ చూపిస్తున్నారు. ముందుగా రకరకాల ఉత్పత్తుల గురించి చెప్తున్నారు. ఉత్పత్తి అంటే మనకు తెలుసు కదా, కలుగుట అనేటువంటివి. ఇందులో పంచభూతముల యొక్క ఉత్పత్తి, ఎందుకంటే కొందరు బౌద్ధాదులు ఆకాశాన్ని అంగీకరించరు, మరి ఆకాశాన్ని భూతంగా అంగీకరించరు. ఉపనిషన్ మతం అంగీకరిస్తున్నది పంచభూతాల్లో ఆకాశాన్ని. ఎందుకు వారు ఆకాశాన్ని అంగీకరించారంటే దానికి ఆవరణ లేదు గనక అని అంటారు. కానీ ఆకాశానికి కూడా ఆవలు ఉన్నటువంటి పరతత్వం గురించి వారు ఆలోచన చేయలేదు. అది అయితే ఆకాశం యొక్క ఉత్పత్తి ఉన్నట్టు ఉపనిషత్తు చెప్తున్నదా, అంటే చెప్తోంది అని కొన్ని మంత్రములు కనబడుతున్నాయి, ఉత్పత్తి గురించి ప్రస్తావించని మంత్రములు కనబడుతున్నాయి, అంటే పరస్పర విరుద్ధం కనబడింది. అలాగే జీవునకు బ్రహ్మమునకు భేదం ఉన్నట్లు కొన్ని వాక్యాలు కనబడుతున్నాయి, భేదము లేనట్టు కొన్ని వాక్యములు కనబడుతున్నాయి. అలాగే జీవుడు ఏ పరిమాణంలో ఉంటాడు, అసలు పరిమాణం ఉందా జీవుడికి, పరిమాణము అంటే కొలత, జీవుడికి కొలత ఉన్నదా, కొలత ఉంది అని చెప్పే వాక్యములు కనబడుతున్నాయి, కొలత లేదని చెప్పే వాక్యములు కనబడుతున్నాయి. ఇలా పరస్పర విరుద్ధములుగా కనబడే వాటికి ఏ విధమైనటువంటి సమన్వయం చూపిస్తారు, ఎందుకంటే ఏకవాక్యత ఏక సిద్ధాంతం లేనప్పుడు ఆ సిద్ధాంతం పరిపూర్ణం కాదు. అందుకు ఒక హృదయం ఉండాలి, ఆ హృదయానికి పరస్పర విరుద్ధములు కనబడితే వస్తుంది కదా అయోమయ స్థితి అంటే, ఆ అయోమయాల్ని పరిహరించి ఒక స్పష్టతని ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ అధికరణాల్లో చూపిస్తున్నారు. ఇందులో వియదధికరణం అనేది మొదలవుతుంది. అందుకు ఆకాశం ఉత్పత్తి గురించి శృతులు చెప్పడం లేదు అనే మాట అనిపిస్తే దానికి ఖండన ముందు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రమాణంగా ఏం తీసుకున్నారంటే ఛాందోగ్యంలో ఒక మంత్రం ఉంది, తదైక్షత తత్తేజో అసృజత అని మొదలవుతుంది. తదైక్షత, ఐక్షత అని ఎక్కడొచ్చినా సంకల్పించాడు అని. తత్ ఐక్షత అంటే ఆ బ్రహ్మము సృష్టి చేయాలని సంకల్పించుకున్నది. సంకల్పం తర్వాత దేన్ని సృష్టించింది అంటే తత్తేజో అసృజత, తేజస్సును సృజించింది అంటే ముందు అగ్నిని, దాని తర్వాత ఆపస్సు, తర్వాత అన్నము, అదే తేజోబన్నములు అని మనం చెప్పుకున్నాం. ఇలా చాందోగ్యం చెప్తుంది అంటే అక్కడ ఆకాశం లేదు కదా, ఏకంగా అగ్ని అని చెప్పారు. ఆకాశం వాయువు రెండు చెప్పబడలేదు. కనుక మీ శృతిలోనే కనబడేటువంటి అగ్నినే ప్రథమంగా చెప్పారే తప్ప కనబడని ఆకాశం గురించి, తర్వాత వాయువు గురించి చెప్పలేదు కదా అని ప్రశ్న వస్తే, దానికి మళ్ళీను మరికొన్ని శృతుల్లో స్పష్టంగా ఆకాశం కలిగింది అని తైత్తిరీయ ఉపనిషత్తులో తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపాహని క్రమం మళ్ళీ ఇంకో ఉపనిషత్తులో కనబడుతోంది. సరే అక్కడుందయ్యో ఒప్పుకుంటాం, ఇక్కడ మీరు ఒకలా చెప్పి అక్కడ ఒకలా చెప్పారు కదా, మీ దాంట్లోనే పరస్పర విరుద్ధం ఉంది కదా అంటే దానికి చక్కగా సమన్వయం చేస్తున్నారు గురువుగారు. ప్రతీది కూడా శాస్త్రమైనటువంటి తర్కంతోనే. అది ఇక్కడ భగవానుడు అగ్నిని సృజించాడు అని చెప్పినప్పుడు ఆకాశాన్ని సృజించలేదు అని అనలేదు కదా అన్నారు. ఇక్కడ ఆకాశాన్ని సృజించలేదు అని అనలేదు. ఇక్కడ ఒక ప్రకరణంలో చెప్పేటప్పుడు ఈ పదాన్ని చెప్పారు, అక్కడ ఒక విధమైన క్రమంలో ఆ పదాన్ని చెప్పారు. ఇక్కడ ఏ ఉద్దేశంతో చెప్పాడు చాందోగ్యంలో? ముందు అగ్నిని, తర్వాత ఆపస్సుని, తర్వాత అన్నమును. అన్నమును అంటే పృథ్వీని సృజించాడని చెప్పిన క్రమం త్రివృత్కరణము అనే దాని గురించి చెప్పేటప్పుడు చెప్పాడు. పదార్థ నిర్మాణం జరిగేటప్పుడు త్రివృత్కరణము ఈ మూడింటితో కలిపి పదార్థ నిర్మాణం చేస్తాడనే ఉద్దేశంతో అక్కడ చెప్పాడు. ఆ సందర్భంలో చెప్పేటప్పుడు ఆకాశవాయువుల యొక్క విషయం లేదు అక్కడ, అందుకు అక్కడ అది చెప్పారు. అది చెప్పారు గనక ఆకాశోత్పత్తి అక్కడ లేదని చెప్పడానికి లేదు, అక్కడది అవసరం లేదు ఆ ప్రస్తావన. కానీ ఆకాశం పరమాత్మ నుంచి వచ్చింది అని స్పష్టంగా మనకి వివిధ చోట్లలో కనబడుతున్నది, శృతుల్లోనూ స్మృతుల్లోనూ. కనుకనే ఇది మనం అంగీకరించవలసినది. అనేక చోట్ల దీనికి కనబడుతున్నటువంటి ప్రమాణాలు వివరించి చూపించారు. కనుకనే ఆకాశము బ్రహ్మము యొక్క కార్యమే, బ్రహ్మము కారణము, ఆకాశము కార్యము, తర్వాత ఇవన్నీ కూడా వచ్చినవి అని స్పష్టంగా ఉన్నది కదా. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశ వాయు ఇచ్చాదు, చాలా సంతోషం అండి. అయితే ఇక్కడ మరొక ప్రత్యేకమైన ప్రశ్న వేశారు. అయితే ఆకాశోత్పత్తికి కారణ సామగ్రి చెప్పలేదు కదా అన్నారు. ఇక్కడ ఉదాహరణకి వాయువుకి ఆకాశము అన్నారు, అగ్నికి వాయువు అన్నారు, జలానికి అగ్ని అన్నారు, అదేవిధంగా పృథ్వీకి జలము, ఒకదానికి పైన కారణం కనబడుతుంది. మరి ఆకాశానికి చెప్పలేదు కదా అన్నారు. ఆకాశాత్ వాయు అంటే చెప్పకూడదు ఏంటి, కొంచెం ముందు చూడండి అక్కడ అన్నాడు. ఆత్మనః ఆకాశ సంభూత, ఆత్మ నుంచి ఆకాశము కలిగింది అని చెప్పడంలోనే దానికి కారణము బ్రహ్మయే అని స్పష్టంగా చెప్పబడింది కదా. మిగిలిన భూతములకు పైభూతము కారణం, ఆకాశం అనే భూతానికి పైన భూతం లేదు. మరి ఎవడున్నా అంటే ఏకో విష్ణుర్ మహద్భూతం పృథక్ భూతాన్యనేకశ ఆయన ఉన్నాడు అక్కడ పైన. అందుకే ఆ ఆత్మయే అని కారణం చెప్పబడింది కదా అనగానే వెంటనే వీరు మరొక మాట కూడా చెప్పడం అంటున్నది. ఏమిటి అంటే, అయితే మరి ఆ పరమాత్మకు కారణమైనది ఏది? బ్రహ్మమునకు. అంటే బ్రహ్మమునకు కారణమైనది మరేమీ లేదు, ఆయన సంకల్పం చేతని ఇవన్నీ కలిగించాడు అని బ్రహ్మము యొక్క సంకల్పం వీటికి కారణమైంది. కానీ బ్రహ్మమునకు కారణం ఒకటి లేదు, అదే సర్వమునకు కారణము అని స్పష్టంగా ఇక్కడ ఆకాశ ఉత్పత్తి అంగీకరించడమే జరిగింది. అంటే రెండు పరస్పర విరుద్ధములు లేవు అని తేల్చి చూపించారు. ఇలాగా విరుద్ధముల్లా కనబడేవి పరిహరిస్తూ ఏకత్వాన్ని సాధిస్తూ చూపిస్తున్నారు శృతి సమ్మతమైన మేధస్సుతో. సరే ఇప్పటి వరకు మీరు పంచభూతాల గురించే చెప్పారు, కానీ మరి మనస్సు, విజ్ఞానము, ప్రాణము ఇవి పుట్టినట్టే ఏం చెప్పలేదు కదా అనంటే, ప్రధానంగా పంచభూతం విజ్ఞానం చెప్పినప్పటికీ వీటి నడుమ వాటిని కూడా చెప్పడం జరిగింది. అంటే మనస్సు ఇచ్చాదుల గురించి, వాటి గురించి చెప్పినప్పుడు ఏతస్మాత్ జాయతే ప్రాణో మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయు జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి ముండకోపనిషత్తులు. ఇదే మనకు నారాయణోపనిషత్తులో కూడా ఇదే మంత్రం కించిత్ భేదంతో మనకు కనబడుతున్నది. ఇక్కడ ఆత్మ అని చెప్పబడేది అక్కడ నారాయణ అనే మాటలోనే మారిందంతే. కనుకని ఏతస్మాత్ జాయతే ప్రాణో మనస్సర్వేంద్రియాణి చ, ఈ ప్రాణమనస్ ఇంద్రియముల యొక్క సూక్ష్మస్వరూపములు ఆకాశాదుల కంటే పూర్వమే పరమాత్మ నుంచి కలిగినవి, సూక్ష్మముగా ఉన్నవి అనే విషయం మనకి అక్కడ స్పష్టంగా ఉన్నది కదా. అదేవిధంగా మనస్సు అన్నమయమని, ప్రాణం ఉదకమయమని, వాక్కు తేజోమయమని చెప్పినటువంటి మంత్రములు కూడా అన్నమయం హి సౌమ్య మన ఆపోమయ ప్రాణస్ తేజోమయో వాక్ అని ఇంద్రియాదులు మనస్సు ప్రాణము గురించి ఆ బ్రహ్మము నుంచి కలిగిన విషయం చెప్పబడుతున్నది. ఈ విధంగా మనకి ఒక రెండు విరుద్ధములు ఉత్పత్తికి సంబంధించినటువంటి వాటిలో పరిగణించడం జరిగింది. ఇప్పుడు మరొకటి ఉత్పత్తి గురించి వస్తున్నారు. ఈ విచారణలో విరుద్ధములు పరిగణించడంతో పాటు పరమాత్మ యొక్క విశ్వవిజ్ఞానము, విశ్వ నిర్మాణ విజ్ఞానం కూడా మనం వివేచన చేసుకోవచ్చు. ఆ క్రమంలో చూస్తే ఒక అద్భుతమైనటువంటి ఒక పద్ధతి కనబడుతున్నది. తర్వాత విషయం వస్తున్నదంటే జీవుడు గురించి మాట్లాడుతున్నారు. జీవుడి కథ అంటే ఎవరి కథ? మన కథ, మన సబ్జెక్టు. సరే, ఈశ్వరుడు తత్పదార్థం ఇప్పుడు త్వం గురించి అనమాట. ఈ జీవుడు ఏమిటయ్యా? ఈ జీవుడికి ఉత్పత్తి ఉన్నదా లేదా? ఇది పెద్ద ప్రశ్న. ఎందుకంటే సృష్టిలో కూడా జీవుడు పుడుతున్నాడండి, ఫలానా వాడు పుట్టాడండి అని చెప్తూ ఉంటారు. ఫలానా రామయ్య గారు పుట్టారు, ఫలానా సోమయ్య గారు పుట్టారని లోకంలో వ్యవహరించడం కనబడుతున్నది. అలాగే ఫలానా వాడు పోయాడని కూడా చెప్తున్నాం. కనుక పోయాడు అని జీవుడు పుట్టాడు పోయాడు అని చెప్పబడుతున్నది. అదేవిధంగా జీవుడికి మరణం లేదనే మాట కూడా ఉంది. జీవాపేతం వావ కిలేదం మ్రియతే న జీవో మ్రియతే అనేటువంటి ఛాందోగ్యాది మంత్రముల్లో ఈ విషయం స్పష్టం చేయబడింది. జీవుడు పుట్టడం లేదనే మాట ఉన్నది, ఇంకో చోట పుడుతున్నాడనే మాట ఉన్నది. ఏది అంగీకరించమంటారు? ఇది పరస్పర విరుద్ధం కదా. పోనీ ఈ చర్చలో మనకు అదేదో తేలిపోతుంది. ఇప్పుడు మనమేమిటి అసలు? మనల్ని మనం కూర్చోపెట్టి స్కాన్ చేసుకుని మన అసలు స్వరూపం తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఇదంతా విచారణకే. అంతేగాని వాళ్ళ చమత్కారాలతో వాడిని ఈయనేం ఖండించాడు, ఈయన ఆయన్ని మళ్ళీ ఏం ఖండించాడు, పూర్వపక్షం ఏంటి, సిద్ధాంతం ఏంటి అని జ్ఞానపూర్వకమైన సమర్థతలు చెప్పడం కోసం కాదు వేడి. పాండిత్య ప్రదర్శనలు కావండి, విచారణ విచారణ విచారణ. ఆ క్రమంలోనే మనం తీసుకువెళ్తున్నాం. ఎక్కడైనా గట్టిదైనటువంటి పాండిత్య ప్రకర్షతో అవతల పక్షం వాళ్ళు విజృంభిస్తే, ధీటుగా ఈయనంత పాండిత్య ప్రకర్ష చూపించినటువంటి వాక్యములు పూర్తి టెక్నికల్గా ఉంటాయి కానీ అవి తీసుకోవట్లేదు. ఇక్కడ తీసుకుంటున్నవి ఏంటంటే అసలుది విడిచిపెట్టట్లేదు, మనకి సాధనకి అవసరం లేనివి తీసుకోవడం లేదు ఇక్కడ. కనుక అవసరమైనవి మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. అందుకు క్రమాన్ని ఏర్పరచుకుని కాల పరిమితిని ఇతరత్రా పరిమితులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అందించడం జరుగుతుంది. సౌహృదులు దయచేసి అవగాహన చేసుకోగలరు. అందుకని బ్రహ్మసూత్ర భాష్యం పట్టుకొచ్చి ప్రతి సూత్రానికి ఉన్నటువంటి ఆ చర్చలను ఇక్కడ చెప్తారేమో అని అకాడమికల్ ఇంట్రెస్ట్తో వద్దు. ప్రాక్టికల్గా సాధనకి పనికొచ్చేది. అలాగని బ్రహ్మసూత్రంలో లేనిది ఒక్క మాట కూడా చెప్పబడదు. అది మాత్రం ముందు నుండే ప్రస్తావన. కనుక ఏ క్రమం మనం మొదటి నుంచి తెచ్చుకొస్తున్నామనే గొలుసుని విస్మరించకుండా వింటే ఒక అద్భుతమైన పూర్వాపర క్రమంతో చెప్పాలనే ప్రయత్నం మీకు స్పష్టమవుతుంది. కనుక ఇక్కడ ఈ కరణంలో చరాచర వ్యపాశ్రయాధికరణము అని దీనికి పేరు. అంటే ఈ చరాచరమైన జగత్తు ఏదైతే ఉన్నదో దీనిలో ఉన్న జీవులందరికీ కూడా జనన మరణాలు ఉన్నాయని చెప్పడం అనేటువంటిది. చరాచర వ్యపాశ్రయస్తు స్యాత్ తద్వ్యపదేశో భాక్త తద్భావభావిత్వాత్ అన్నారు ఇక్కడ. భాక్త అంటే గౌణము అని అర్థం. శాస్త్ర పరిభాషల్లో గౌణము ముఖ్యము అని రెండు ఉంటూ ఉంటారు. కొన్ని మాటలు అలవోగ్గా మాట్లాడతాం, దాని వెర్బల్ మీనింగ్ తీసుకోకూడదు అక్కడ యథాతథంగా. అది గౌణము అని చెప్పబడుతుంది. ప్రధానమైన అర్థం ముఖ్యార్థం వేరే ఉంటుంది. కానీ గౌణంగా చెప్పేటప్పుడు అంటే ముఖ్యభావంతో చెప్పరయ్యా, వాడు పుట్టాడు వాడు పోయాడు అనేటిది గౌణమే అన్నారు ఇక్కడ. అంటే అది ముఖ్యార్థంలో వాడు పుట్టాడు వాడు పోయాడని చెప్పడం కాదు, గౌణంగా చెప్పారు. గౌణంగా మాత్రం ఎందుకు చెప్పాలి అంటే ఇది చరాచరాత్మకమైనటువంటి శరీరాన్ని బట్టి చెప్పడం జరిగింది. శరీరాలు రెండు రకాలు, చరము అచరం. మనది చరమైన శరీరం, వృక్షములు మొదలైన వాటివి అచరమైన శరీరం. చరము అంటే తెలుసు కదా, చలన ధర్మం కలిగేది చరము. ఆ చలనము లేకుండా స్థిరంగా ఉండేది స్థిరమని చెప్పబడుతుంది. కనుక అచరము స్థిరము అంటే ఒకటి, చరము జంగమము అంటే ఒకటి. మన స్థావర జంగమములు అంటాం కదా, అదే కూడా అచర చర చరాచర జగత్తు అనే మాట. కనుక ఉపాధులు శరీరములన్నీ కూడా చర అచర అని రెండు విధములుగా ఉంటాయి. ఈ చర అచర అనబడేటువంటి శరీరాలని ఆశ్రయించి జీవుడు ఉండడం చేత ఏం చెప్పబడుతున్నది అంటే, ఇక్కడ ఈ విధంగా శరీరం పోతే జీవుడు పోయాడని చెప్పబడుతున్నది, దాన్ని ఆశ్రయించి ఉండడం చేత. ఇప్పుడు బస్సు డ్రైవ్ చేసుకుంటూ కూడా వస్తూ ఉంటాడు. ఆ వచ్చేవాడు బస్సు మీదకి వస్తుంది అన్నాడు, బస్సు మీదకు రావట్లేదు, లోపల వాడు నడుపుతున్నాడు. లేదా వాడు మీదకి వస్తున్నాడు అంటే వాడు రావట్లేదు, బస్సునే మీదకి తెస్తున్నాడు. కానీ మనం అక్కడ చెప్పేటువంటి పద్ధతుల్లో ఆశ్రయము ఆశ్రితుడు అనే భేదం బట్టి మాట తీరులో మార్పు వచ్చిందే తప్ప విరుద్ధమేం కాదయ్యా. ఏ జీవుడు ఈ శరీరాదులను ఆశ్రయించుకున్నాడో వాడికి ఉత్పత్తి లేదు, ఈ శరీరములకు మాత్రము ఉత్పత్తి మరణము ఉన్నది. కానీ జీవుడు శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండడం చేత వ్యవహారమునందు వాడు పోయాడు వాడు పుట్టాడు అని చెప్తాం. అంతేగాని ఫలానా వాడు పుట్టాడండి అంటే అక్కడ అహో అని స్వీకరించాలే, కానీ వెంటనే అక్కడ కూర్చుని ఏది పుడుతుంది ఏది పోతుంది అని వేదాంత అక్కడ చెప్పకూడదు. అక్కడ కదా అంతే, ఎక్కడ ఏది స్వీకరించాలో అక్కడ అంతే. అందుకే వ్యవహారంలో వేదాంతాన్ని కలిపితే చాలా ప్రమాదం. అందుకు విచారణలోకి వేరు, పరమార్థ దృష్టి వేరు, వ్యవహార దృష్టి వేరు. కనుకనే అక్కడ వ్యవహారంలో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. అందుకే చరాచర వ్యపాశ్రయ అంటే చరాచరాత్మకమైన శరీరాన్ని ఆశ్రయించడం చేత తద్వ్యపదేశ ఆ విధంగా చెప్పబడింది. అది భాక్త, అది కేవలం గౌణమే. ఎందువల్ల? అవి శరీరభావం వల్ల కలిగేవే తప్ప జీవునికి అవి వాస్తవములు కావు. ఎందుకంటే ఛాందోగ్యంలో మంత్రం ముందు శృతి ప్రమాణం చెప్పాలి. అందుకే జీవాపేతం వావ కిలేదం మ్రియతే నా జీవో మ్రియతే. జీవరహితమైన శరీరము మరణిస్తున్నది కానీ జీవుడు మరణించడం లేదు అని ఉపనిషత్తు స్పష్టంగా చెప్పినటువంటి మాట. అయితే ఇక్కడ చెప్తున్న విషయం, అప్పుడు బ్రహ్మము శరీరములో ప్రవేశించి ఆయన జీవుడు అర్పించబడుతున్నాడు అనేటువంటి మాట కూడా మీకు చెప్పబడుతుంది ఒకచోట. అంటే బ్రహ్మమే శరీరమునందు ప్రవేశించాడు అనే మాట మనకి మంత్రముల యందు తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ ఇత్యాది విషయములు చెప్పబడుతుంది. పరమాత్మే శరీరంలో శరీరాదుల్లో ప్రవేశించినప్పుడు ఆయనే ప్రవేశించి నడిపిస్తున్నాడని ఒక వ్యవహారం కనిపిస్తుంది. మరొక చోట ఏం చెప్పారు అంటే బ్రహ్మము నుంచి విడివిడిగా జీవులు వచ్చిన వర్ణన మీ ఉపనిషత్తే చెప్తుంది. ఈ పరస్పర విరుద్ధ మంత్రాలకి చర్చండి. అదేమిటంటే యథాగ్నేర్ విస్ఫులింగా వ్యుచ్చరంత్యేవ మేవాస్మాదాత్మన సర్వే ప్రాణాః. బృహదారణ్యకంలోని మంత్రం ఇది. అంటే అగ్ని రగులుకున్నప్పుడు దాని నుంచి రకరకాల నిప్పురవ్వలు వెలికొస్తాయి. ఆ నిప్పురవ్వలు అగ్ని నుంచి ఎలా వెలికి వచ్చాయో అదేవిధంగా బ్రహ్మము నుంచి సర్వ ప్రాణములు సర్వలోకములు సర్వము ఆవిర్భవించాయని ఒక వర్ణన మీకు చూపిస్తున్నారు. ఈ చూపించినప్పుడు ఆయన నుంచి ఇవన్నీ కలిగాను, అవి తుంపరలు తుంపరలుగా విడివిడిగా వెళ్ళినట్టుగా చూపిస్తున్నారు ఒక చోట. అంటే అక్కడ భేదం కొంచెం ధ్వనిస్తోంది. మరొక చోట ఏం చూపిస్తున్నారంటే పరమాత్మయే సృజించి వాటి యందు ఆయనే ప్రవేశించాడు. ప్రవేశించిన ఆయన సవా యేష మహానజ ఆత్మా అజరో అమృతో అభయో బ్రహ్మ అని. అలా ప్రవేశించిన వాడు గొప్పవాడు, అజుడు, జరామరణ రహితుడు, అంటే జన్మరహితుడు, జరామరణ రహితుడు, నిర్భయుడు ఆయన బ్రహ్మమే అని మళ్ళీ మీరు వివరిస్తున్నారు. కనుకనే ఇప్పుడు ఇంతకీ జీవుడు నిత్యుడా అనిత్యుడా, ఇప్పుడు దీని మీద చర్చ. అంటే జీవుడు నిత్యుడే అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. ఎందుకంటే జీవుడుకు పుట్టి పోతాడు అని చెప్తే రెండు దోషాలు వస్తాయటండి. శరీరం పుట్టిపోతుందంటే పర్వాలేదు, కానీ జీవుడు పుట్టిపోతాడు అనేటప్పుడు రెండు దోషాలట. అదేమిటి అంటే ఒకటి కర్మహాన దోషము, ఇంకొకటి అకృతాభ్యాగమ దోషము. ఇవన్నీ శాస్త్ర పరిభాషలు. కర్మహాన దోషము అంటే జీవుడు మరణించేవాడైతే ఈ జన్మలో చేసిన కర్మలేవి అనుభవించకుండా పూర్తిగానే మరణిస్తున్నాడు, మరి వాడికి జన్మలేదు అని. అంటే జననము మరణమే తప్ప నిత్యత్వం లేదు అంటూ వచ్చే ప్రమాదాలు చూడండి. ఇక్కడ బోల్డ్ పనులు చేస్తాం మనం. ఎందుకంటే ఈ జన్మలో అనుభవాలే కాదు, ఆచరణలు కూడా ఉంటాయి. ఇదివరకు జన్మలో అనుభవించడమే కాకుండా ఇప్పుడు కొత్త పోగు చేస్తాం. ఈ పోగు చేసినవన్నీ అనుభవించడానికి అసలు ఆయుష్ సరిపోతుందా? సరిపోదు. అప్పుడు తర్వాత జన్మలో అనుభవించాల్సిందే. కానీ మరి పుట్టడు అని కానీ తేల్చేస్తే అప్పుడేమవుతుంది? కర్మహాన దోషము, చేసిన కర్మలను అనుభవించకుండానే పోతున్నాడు. ఇది ఒక దోషం వస్తుంది. రెండవది, లేదండి కొత్తగా పుడుతున్నాడు, ఇదివరకు లేడు, ఇప్పుడే పుట్టాడు. ఎందుకంటే నిత్యుడు కాడు అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడే పుట్టాడు, ఇప్పుడే పోతున్నాడు, కానీ ఎప్పుడు ఉండేవాడు కాడని కదా నిత్యుడు కాడనే మాటకు అర్థం. కనుకనే ఇప్పుడే నూతనంగా పుట్టాడు అంటే ఇప్పుడు రెండో దోషం వస్తుంది. వీడికొచ్చే సుఖ దుఃఖాలన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదివరకటి కర్మ జన్మల కర్మల ప్రకారంగా వచ్చాయని ఒప్పుకుంటున్నప్పుడు నిత్యత్వం ఒప్పుకోవాలి జీవుడికి. నిత్యుడు కాడు అన్నప్పుడు ఇప్పుడు సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి? వీడు చెయ్యని పాపాలకి దుఃఖాలు అనుభవిస్తూ ఉంటే ఇదివరకు కర్మే లేదు, ఇదివరకు జన్మే లేదు, ఇప్పుడే పుట్టే అంటే ఇదివరకు చెయ్యని వాడికి ఇప్పుడు దుఃఖపడుతున్నాడని అర్థం కదా, అర్థం వస్తుంది కదా. అప్పుడు ఎంత దోషం అది? దీని అభ్యాగమ దోషము, అకృతాభ్యాగమ దోషము అంటారు. అభ్యాగమం అంటే ఇదివరకు చేసినది రావడం, అకృతాభ్యాగం అంటే చెయ్యకుండా వచ్చి పడ్డాం అనమాట. రెండు దోషాలు వచ్చాయి కదా. కనుకనే జీవుడు నిత్యుడని అంగీకరించాలి. అయితే నిత్యుడైన జీవుడు జడుడా లేక చైతన్య స్వరూపుడా? ఈ మాట వస్తే జ్ఞోత ఏవా అని తర్వాత జ్ఞానాధికరణం అనే అధికరణంలో చెప్తున్నారు. జ్ఞోత ఏవ, జ్ఞోత ఏవ అంటే జ్ఞహ అత ఏవ అనే మాట ఇక్కడ. జ్ఞహ, జ్ఞహ అంటే జ్ఞానస్వరూపుడు అని అర్థం. తెలుసుకుంటున్నవాడు, తెలుసుకోవడం అంటే నాలెడ్జు, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని కాదండి. ఇక్కడ కాన్షియస్నెస్, ఆ తెలుసుకునే చైతన్యము అని అర్థం. అదే జ్ఞహ అత ఏవ, అతడు నిత్యుడు కాబట్టే చైతన్య స్వరూపుడు. నిత్యత్వాన్ని అంగీకరిస్తున్నారు, చైతన్య స్వరూపాన్ని చెప్తున్నారు. ఇక్కడ చెప్పేటప్పుడు గురువుగారు ఎంత బాగా సమర్థిస్తున్నారనే కాదు, ఇక్కడ విషయం గమనించండి. జీవుడు నిత్యుడు, ఉత్పత్తి ప్రళయాలు దేహానికే తప్ప జీవుడికి లేవు. మూడవదేంటి? జీవుడు చైతన్య స్వరూపుడు, జడుడు కాడు. ఇవి చూపిస్తున్నారు. ఎందుకంటే అసుప్త అసుప్తానభిచాకశీతి అని, అతడు నిద్రించడు, జీవుడు నిద్రించడు. మనం నిద్రించేదేది శరీరాదులు, ఉపాధులు. అంతేకాదు నిద్రించే ఇంద్రియాలకు కూడా చైతన్యం ఇస్తూ ఉంటాడు అని చెప్పినప్పుడు జీవుడు చైతన్య స్వరూపుడు అని చెప్తున్నారు. పైగా అనంతరో బాహ్య కృష్ణ ప్రజ్ఞాన ఘన ఏవా అని బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్న మాట. అంటే అంతరరహితుడు, అంతరం అంటే భేదములు లేనటువంటి వాడు, బాహ్యరహితుడు, సర్వవ్యాపకుడైన జ్ఞానస్వరూపుడు, ఇవన్నీ జీవుడు గురించి చెప్పినటువంటి మాటలు. అందుకే నేనిది చూస్తున్నాను, నేనది పొందుతున్నాను అనే లోపల జ్ఞా చైతన్యం చేతనే తెలుసుకుంటున్నాడు కనుక అత జ్ఞా అని చెప్పబడుతున్నాడు. ఇంతవరకు మనకు జీవుడు నిత్యుడు, చైతన్య స్వరూపుడు అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఎంత ధీమా ఉండాలండి. ఆస్తికత్వం ఏమిచ్చిందో లేదో పక్కన పెట్టి ముందు ఎంత భరోసా ఇచ్చింది. నువ్వు పుడతావరా చస్తావరా అనే దానికంటే ఇది వదులుతగరు మళ్ళీ వస్తావరా అంటే ఎంత బాగుంది. ఒక ఆవిడ పాపం పెద్ద వయసు వచ్చింది, తెగ ఏడ్చిందిట, ఏం బాధపడక్కర్లేదు, ఇంత ఏడుపు ఉంటే మళ్ళీ పుట్టుక, మళ్ళీ బాల్యం, మళ్ళీ యవ్వనం అన్నీ వస్తాయి. ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి, ఏం బాధలేదు, ఇవన్నీ వచ్చేవే. ఇంకో రకంగా వస్తుంటే చేసిన కర్మలు బట్టి ఇలాగే మళ్ళీ రావాలని లేదు, మరో పేరుతో మరో రూపంతో ఈ కర్మల్ని మళ్ళీ అనుభవిస్తాం అని చెప్పగానే జీవుడి నిత్యత్వము చైతన్యము ముందు అర్థం చేసుకుంటే, ఆ నిత్యత్వము జీవుడిది కానీ దేహంది కాదు అని ఒక్కడ అర్థం చేసుకుంటే, నేను నిత్యమైన జ్ఞానస్వరూపుణ్ణే కానీ అనిత్యమైన జడమైన శరీరము కాదు అని వివేచన అప్పుడే వస్తున్నదా లేదా చూడండి ఇక్కడ. అందుకే వాక్యములు బాగా వంటబట్టాలండి. ఏ ఎంత తిప్పిన ఘటాకాశ పటాకాశాలు జీవాత్మ పరమాత్మ ఇదే చెప్తూ ఉంటారండి అని అంటారే కానీ దీని ప్రయోజనం ఎంత గొప్పదో చెప్తున్న నాకంటే వింటున్న మీకు తెలియాలి. ఎందుకంటే సరిగ్గా 3 రోజుల క్రితం నాకు ఒక ఫోన్ వచ్చింది, ఆశ్చర్యకరమైనది. చేసిన వాళ్ళు ఎవరు పండితులు గారులేండి, ఒక సామాన్యమైనటువంటి ఒక స్త్రీ. ఆమె ఫోన్ చేసే మాట చెప్పినది, గత ఏడాది నేను బ్రహ్మసూత్ర భాష్య ప్రవచనాలు విన్నానండి, ఆ వినేటప్పుడు దేహము నేను కాదు అనే దాని గురించి మీరు రమణుల వారి మొదలైన ఉదాహరణలు చెప్తూ బ్రహ్మసూత్రములతో చెప్పిన తర్వాత అక్కడ నుంచి నేను సాధన చేస్తూ దృష్టితో దేహానికి నేను వేరు అనేటువంటి చింతన మీరు చెప్పిన పద్ధతిలో చేస్తూ చేస్తే నాకు కొన్ని ఘట్టాల్లో దేహాన్ని నా దేహాన్ని నేను చూసుకోగలిగి సాక్షిభూతంగా చూడగలిగిన స్థితికి వెళ్ళినప్పుడు అద్భుతమైన ఆనందం కలిగింది. ఇప్పుడు నా స్థితి ఎలా ఉందంటే ఇదివరకు జరిగే సంఘటనలకి సుఖదుఖాలకి చలించిపోయేదాన్ని ఇప్పుడు వాటికి కూడా నేను చలించని స్థితి వచ్చిందండి అన్నది. ఇప్పుడు చెప్పండి అంటే వేదాంతం అనేది ఎంత చక్కగా సత్యఫలాన్ని ఇవ్వగలదో చూడండి ఇక్కడ, ఇవ్వగలదు. అయితే అప్పుడు నేను చెప్పడం జరిగింది మళ్ళీ జరుగుతున్నాయమ్మా అంటే అయ్యో నాకు తెలియలేదండి అన్నదామె. తర్వాత బహుశా జరుగుతున్నాయని చెప్పని వచ్చి ఉండొచ్చు ఆవిడకి, ఆవిడ నమస్కారం చెప్తున్నాను ఇక్కడ ఉండొచ్చు. కనుకనే చెప్పేవాడి కంటే గొప్పవాళ్ళు శ్రోతల్లో ఉంటారని నాకు తెలిసి వారికి ఒక నమస్కారం చేసుకుని విషయంలో ప్రవేశిస్తున్నాం. కనుకనే ఇవన్నీ మనకు ఎటువంటి భావాన్ని కలిగిస్తాయి. అందుకు నేను దేహము కాననేది గట్టిగా తెలిస్తే మనం ఇక్కడ ఇవి చలించం, ఇతర దేహాల వల్ల కలిగే వాటికి అంతకంటే చలించం. ఎప్పటికైనా దేహాదులను అతిక్రమించే స్థితిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంస్కార రూపంలో వాక్యం పడిపోయింది కదా, ఎప్పుడో ఎవడో ఒక 10 ఏళ్ల క్రితం అన్నది ఇప్పుడు గుర్తుకొచ్చి అప్పటి సంఘటనకు సంబంధించిన భావాలన్నీ తెచ్చుకుంటూ ఉంటాం మనం, అవునా లేదా? అలాంటిది ఈ మాటలు కూడా ఎప్పుడో పొరపాటును గుర్తొస్తే ఇవి కూడా విచారణకు తీసుకువెళ్ళవచ్చు. కనుక సంస్కార రూపాల్లోనైనా లోపలికి వెళ్ళిపోతాయి. మన పైపైన కనబడేటువంటి మనస్సుకు లోపల అంతర్లీనంగా సబ్ కాన్షియస్ అంటూ ఉంటారే ఆధునిక మానసిక తత్వవేత్తలు, ఆ లోపలైనా పడతాయి సంస్కార వాక్యములు. అందుకే ఎంత గొప్ప మాటలు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు జీవుడు యొక్క పరిమాణము, ఇంతవరకు జీవుడు నిత్యుడు నా చెప్పారు, జీవుడు ఎంత ఉంటాడండి? జీవుడికి పరిమాణం లేదు అనే మాట మీరు అనద్దు, మీ ఉపనిషత్తులోనే పరిమాణం ఉంది అని ఎక్కడెక్కడ చెప్పా నేను చెప్తా అంటున్నాడు పూర్వపక్షి. కనుక జీవుడు ఎంత పరిమాణంలో ఉన్నాడో ముందు చెప్పుకుందాం, ఏది ఉపనిషత్ వాక్యముల ఆధారంగానే. ఎందుకంటే జీవుడు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత వాడికి రకరకాల గతులు ఉంటాయి, అయితే పైలోకానికి లేకపోతే అధోలోకాలకి వెళుతూ ఉంటాడు, లేదా సగణ బ్రహ్మోపాసకులైనటువంటి వారు హిరణ్య గర్భాది లోకములకి వాళ్ళు చేరుకుంటారు. ఇది కదా గతులు, ఉన్న 3 గతులు అక్కడ. ఈ గతులు చేసేటప్పుడు జీవుడు ఏ దేహంతో వెళతాడు? ఖచ్చితంగా ఈ దేహంతో కాదు, ఇది విడిచిపెట్టేది. ఈ దేహంతో విడిచిపెట్టేస్తున్నాడు కానీ అసలు వెళ్లకుండా ఉంటాడా? ఇక్కడతో అయిపోయింది ఇంకెక్కడికో వెళ్ళాలనే దీన్ని విడిచిపెట్టాడంతే. ఇది తెలుసుకోవాలి. మనం ఒక ఉద్యోగం నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అన్ని కట్టలు కట్టుకుని అక్కడ ఇల్లు ఏవో వదిలివచ్చు కానీ మరికొన్ని పనికిమాలిన చెత్త వదిలేయచ్చు కానీ అక్కడ బతుకు ఏవసరమో మళ్ళీ ఇవన్నీ తీసుకుని వెహికల్లో పెట్టుకుని ఎలాగైతే వెళ్ళిపోతామో అలాగే వెళతాం. ఆ వెళతాము అన్నప్పుడు సర్వవ్యాపకమైతే వెళుతుందా? ఇది పెద్ద ప్రశ్న విషయాడు. జీవుడు సర్వవ్యాపకం ఎలా అవుతాడు? దేహంలో నిబద్ధమైనప్పుడే దేహంతో నా పేరు ఫలానా, నేను ఫలానా అనేవాడినే కదా జీవుడు అంటారు. కనుక వాడిని సర్వవ్యాపకుడని జీవ వ్యవహారంలో అనరాదు, జీవ వ్యవహారంలోనే అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు వాడు ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలన్నప్పుడు ఎలాగైతే ఉద్యోగ బదిలీ అయినప్పుడు ఇవన్నీ మోసుకెళ్తాడో, వీడు కూడా శరీరాలు బదిలీ అయినప్పుడు మోసుకెళ్ళాలి కదా. వీడు మోసుకెళ్ళే సామగ్రి ఏమిటి? కనుక మోసుకెళ్ళాలంటే వీడికో పరిమాణం ఉండాలి. అదే ఇలాంటి పరిమాణం కాదు, స్థూలమైన పరిమాణం కాదు, తెలుస్తూనే ఉంది. ఎందుకంటే పోయినప్పుడు మరో బాడీ వేసుకుని ఇవన్నీ లారీల్లో వేసుకుని సదుపాయం ఉంటే ఆస్తిపాస్తి కూడా వేసుకుని వెళ్ళిపోయేవాడు వాడు. వాడికి అది అంతకంటే కాదు. మరి వాడు ఏ ఉపాధితో వెళ్తున్నాడయ్యా అంటే, వెళ్ళడానికి వాడు వేటి వేటితో వెళ్తున్నాడు శాస్త్రం వర్ణించి చూడండి. సయద అస్మాత్ శరీరాదుత్క్రామతి సహ ఇవైతే సర్వైరుత్క్రామతి. జీవుడు ఈ శరీరం నుంచి ఉత్క్రమణం, ఉత్క్రమణము అంటే శరీరము విడిచిపెట్టి వెళ్ళుట అనే మాట, దీన్ని ఉత్క్రాంతి అని కూడా అంటారు. ఆ వెళ్ళేటప్పుడు వాడి వాడి ఇంద్రియ శక్తులతో సహా వెళ్ళిపోతట, వాగింద్రియాదులతో అని. అందుకే సర్వైహి అన్నిటితో వెళ్తాడు. అన్నిటితో ఇంద్రియములు అంటే బాగా గుర్తుపెట్టుకుని, ఇంద్రియములు అంటే ఈ కళ్ళు ఈ చెవులు ఇవి కావు, ఇవి స్థూలములు, ఇవి స్థూలములు కేవలం అన్నమయ్య శరీరంలో బైక్ కనబడేవి, కానీ వీటిని పనిచేసే సూక్ష్మేంద్రియములు లోపల ఉంటాయి. దర్శన శక్తి, శ్రవణ శక్తి, ఇత్యాది శక్తులవి. శక్తికి ఎప్పుడూ రూపం లేదు. అంతెందుకండి? అంతఃకరణ ఒకటి ఉందా లేదా? ఎవరైనా స్థూలంగా చూపించగలరా? ఉందని ఒప్పుకుంటాం కానీ చూపించలేం. బుద్ధి ఉందా లేదా? ఉందండి, ఒప్పుకోవాల్సిందే. బుద్ధి లేదని ఎవడనగలండి? బుద్ధి ఉందని ఒప్పుకుంటాడు, కానీ దయచేసి చూపించానని చూపించలేం. అంతఃకరణంలో కలిగిన ఆలోచనలు, ఇంద్రియాలు ఈ బాహ్యేంద్రియముల ద్వారా ప్రకటిస్తున్నాం. కనుకనే సూక్ష్మముగా ప్రాణములు, ఇంద్రియములు, మనస్సు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకో. అవి సూక్ష్మం, అది ఉన్నటువంటి దాన్ని లింగ శరీరం అని కూడా అనవచ్చు. అది ఏవై వాటితో పాటు వెళుతూ ఉంటాడు జీవుడు. ఇది గ్రహించవలసింది. ఇక్కడ మరొకటి తెలుసుకోవాలి. వాటితో పాటు జీవుడు వెళుతున్నాడంటే ఇక్కడ ఏవైతే ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాడో, ఫలానా పేరుతో ఫలానా నామంతో అవన్నీ మోసుకెళ్తాడా? ఫలానా నామంతో ఫలానా పేరుతో వ్యవహరింపబడింది ఈ దేహమే, కానీ తనకున్నటువంటి ఆ ఇంద్రియాదుల శక్తుల్ని ఈ దేహంలో వినియోగించినప్పుడు దీన్ని ఉపకరణంగా చేసుకుని చేసినటువంటి పాప పుణ్య వాసనలు, వాసనలు సంఘటనలు వేరు, వాసనలు వేరు. సంఘటనలు ఈ శరీరానికి కనబడతాయి, వాసన మాత్రమే. వాటిని వీటితో పట్టుకుని తీసుకెళ్తుంటట, కనుక వీటితో తిరుగుతుంటాడు అని మరొక చోట వేదాంత వాక్యములు చెప్తున్నాయి. ఏ వై కేచాస్మాల్లోకాత్ ప్రయంతి చంద్రమసమేవతే సర్వే గచ్చంతి. ఈ లోకం నుండి ప్రయాణమైన జీవులు చంద్రలోకానికి చేరుతున్నారు అని ఇంకో చోట చూపిస్తున్నారు. తస్మాల్లోకాత్ పునరేత్యస్మై లోకాయ కర్మణి. మొత్తానికి ఇక్కడ జీవుడు ఉత్క్రమణం చేయుట, పై లోకములకు వెళ్ళుట, లేదా మరో లోకములకు వెళ్ళుట, తిరిగి మళ్ళీ వచ్చుట, అది కూడా ఉన్నది ఇంకా అక్కడ. ఆ పునరాయాతం అనేది, ఎందుకంటే తస్మాల్లోకాత్ పునరేత్య అస్మై లోకాయ కర్మణి అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి అక్కడ వస్తారట, వచ్చి మళ్ళీ భూమి యందు దిగుతారు. కానీ మూడు దశలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ శరీరంతో అయిపోయిన తర్వాత ఉత్క్రమణం ఒక దశ, వివిధ లోకాలకు వెళ్ళడం రెండవ దశ, తిరిగి వాటి నుంచి ఇక్కడికి రావడం. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి ఇత్యాది మాటలు కూడా మనకు చెప్పబడుతున్నాయి కదా భగవద్గీతలో. అలా తిరిగి వస్తాడు. అయితే ఆ తిరిగి వచ్చేటప్పుడు వాడికంటూ ఒక పరిమితమైన ప్రమాణం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది, అంతే కదా. ఆ ప్రమాణం ఎంత అని అంటే, ఇవన్నీ చేయడానికి అది బహుశా అణుపరిమాణం అవ్వాలి, అత్యంత సూక్ష్మ పరిమాణంతో ఉండాలి, అంతే కదండి. స్థూలం ఎలాగూ కాదు, సూక్ష్మ పరిమాణం అయి ఉండాలి అని స్పష్టంగా మళ్ళీ మీ ఉపనిషత్తుల్లోనే చూపిస్తున్నారు. ఎందుకంటే అతడు విజ్ఞానమయ ప్రాణేషు అనే మంత్రం ఉన్నది బృహదారణ్యకల్లో. సవా ఏష మహానజ ఆత్మా యోయం విజ్ఞానమయ ప్రాణేషు. విజ్ఞానమయుడు అంటే ఎవరు? మొదటి నుంచి ప్రజ్ఞానం అంటే పరమాత్మ అనుకోవాలి, విజ్ఞానం అంటే జీవుడు. కానీ విజ్ఞానమయుడు ఎవడు? జీవుడు. వాడు ఎక్కడున్నాడు? ప్రాణేషు, ప్రాణముల నడుమ అని చూపిస్తున్నారు. అటువంటిప్పుడు అతని పరిమాణం ఎలా ఉండాలి? ప్రాణములే కంటికి గోచరించవు, అత్యంత సూక్ష్మము. అంతఃకరణం ఇచ్చాది ఉపాధులు కనిపించవు. వాటిలో ఆయన ఎంతున్నాడు అంటే, మీ ఉపనిషత్తులోనే ఆయన పరిమాణం చెప్పారు ముండకంలో. ఏషోను రాత్మా చేతస వేదితవ్య. అతడు అణుహు, ఆత్మ అత్యంత సూక్ష్మయ్యా, దాన్ని నువ్వు ఇంద్రియాలతోనూ మైక్రోస్కోపులతోని చూడలో. మొన్న ఈ మధ్య పెద్ద కొన్ని కోట్లు ఖర్చు చేసి అణువుకు కూడా అత్యంత మూలమైన దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి గాడ్ పార్టికల్ అని పేరు పెట్టాడు. వీడు పెట్టాడు గాడ్ పార్టికల్ అని, కానీ అది గాడ్ పార్టికల్ నిర్ణయించడానికి వీడేం గాడని, అదేం పార్టికల్ ఎవడు నిర్ణయించగలడు? కనుక మైక్రోస్కోపులకు దొరికేది కాదు. ఎక్కడ పెద్ద అజ్ఞానం ఎంత కరడుగట్టుకుపోయింది అంటే, అది బాహ్యమైన ఏ ఉపకరణానికి దొరకదు అని శాసించేసి ఇంకా ఏదో ఉపకరణంతో చూడాలని, కనబడలేదు కనుక లేదని. ఏం గోలండి? ప్రాణాన్ని చూపించండి, బుద్ధిని చూపించండి, అవే చూపించలేమే. వాటికంటే సూక్ష్మమైన దాన్ని ఏ బుద్ధే పరతస్తు సహా యో బుద్ధే పరతస్థ, బుద్ధికి కూడా పరముడు అన్నవాడిని ఏమి చూపించగలం ఇక్కడ? బుద్ధి ఉందా లేదా అంటే నీ ఆలోచనని ఇంద్రియాల ద్వారా వ్యక్తపరచడం వల్ల తెలుసుకోవాలి, కానీ వ్యక్తపరచకపోతే బుద్ధి లేదా? ఒకడేమి మాట్లాడు కూర్చుంటాడు, బుద్ధి లేదా వాడికి? ఉంది వాళ్ళ లోపల. ఎలాగ మీకు కనబడకపోయినా అంగీకరించారు, వివేకంతో అంగీకరించారు. అలాగా ఇంకా వివేకం పండితే పరమాత్మను అంగీకరిస్తాం, కానీ మైక్రోస్కోప్లో చూడాలని ప్రయత్నించాం, ఇది తెలుసుకోవాల్సింది. కనుకనే భౌతిక విజ్ఞానం భౌతికానికే పనికొస్తుంది, కానీ పరమార్థ విజ్ఞానికి దీంట్లో ఇంకా ఏ ప్రక్రియలు లేవు, రాలేవు కూడా. నాణ్యపంథ విద్యత అయినా గుర్తుపెట్టుకోండి, అత్యంత సూక్ష్మం. అందుకే పరమాత్మ నిన్న గీతలో చెప్తున్నాడు, శాస్త్ర ప్రమాణం కూడా నీకు సాధనకి ప్రేరణే, విశ్వసించడానికి శ్రద్ధకి హేతువే తప్ప అది చూపించలేదు. ఇంకా శాస్త్ర ప్రమాణం క్రిందమైనటువంటి ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు ఎలా సాధ్యమవుతాయి దానికి? ఇది గ్రహించవలసిన సూక్ష్మ అంశం. అందుకే ఏషోణు రాత్మాచేతసా వేదితవ్య అనే మాటల్లో అణువంతా, అయితే జీవుడు ప్రమాణము అణువంతా అంటే ఎంత, దానికి కూడా లెక్క చెప్పేశారు తెలుసా మీకు? దీన్ని బట్టి ఎంత డెవలప్డ్ సైన్స్ మనకు వేదాల్లో ఉందో ఆలోచించారు. కొంచెం ఆలోచిస్తే చాలు ఇక్కడంతా కూడా. అయితే ఆలోచనకు పని పెడితే మాత్రం కోపం వస్తుంది. అసలు ఏమీ ఆలోచించకుండా ఏదో ఒకటి నమ్ముకుని వెళ్ళిపోరా, ఆ నమ్మితే చాలు బాగుపడిపోతావు అనేది మాత్రం చెప్తూ ఉంటే ఒకవైపు ఒళ్ళు పులకింత, కళ్ళ ఆనందాశ్రువులు అన్నీ వచ్చేస్తుంటాయి. అంతేగాని ఆలోచనకు పని పెడితే ఇది చికాకు. కానీ ఎందుకు ఆలోచించకూడదు? తప అనే ధాతువుకి ఆలోచన అని అర్థం. అందుకు తప ఆలోచించు ఆలోచించు. భగవంతుడు ఒక్క మానవుడికి మాత్రమే ఇచ్చినటువంటిది మన అవబోధనే, ఆలోచించి గ్రహించగలిగే శక్తినిచ్చాడు. మరి దానికి పని పెట్టదు? దానికి ఎంత పని పెట్టాలో అంత పని పెట్టి ఏ సామాన్య మానవుడి ఆలోచన అందుకోలేని ఒక సత్యాన్ని అందుకున్నారు భారతీయ మహర్షులు, దాన్ని మనకు అందిస్తున్నారు ఇక్కడ. ఆత్మ యొక్క పరిమాణం ఎంత ఉంటుందో చూపిస్తున్నారు చూడండి. వాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ భాగోజీవస్స విజ్ఞేయ అని శ్వేతాశ్వత ఉపనిషత్తులో మంత్రం. చిత్రం ఏంటంటే ఈ మంత్ర విశేషం అనేక పురాణాల్లో కనబడుతున్నది. ఉపనిషద్వాక్యములే వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో కనబడుతుంది. తద్విజ్ఞానాన్నే మనకి ఈ గ్రంథములన్నీ అందిస్తున్నాయి. ఇదే మాట మనకు పద్మపురాణాల్లో కూడా వర్ణిస్తాడు జీవుడి ప్రమాణం గురించి. ఏమని చెప్తున్నాడు చూడండి, వాలాగ్ర శతభాగస్య అంటే ఒక వెంట్రుక చివరి భాగాన్ని అంటే దాని కొనని, వెంట్రుక యొక్క కొనని తీసుకుని దానిని కానీ 100 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎంత ప్రమాణంలో ఉంటుందో అంత ప్రమాణంలో జీవుడు ఉంటాడు అని స్పష్టమైన మాట చెప్పారు ఇక్కడ. ఇది ఊహాజనితమైంది కాదు, ఉపనిషత్ శాస్త్రవాక్యమే కదా, అంత స్పష్టంగా చెప్తున్నది. అందుకే వాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవస్స విజ్ఞేయ. ఇప్పుడు జీవుడు ప్రమాణం ఎంత ఉంది? ఇప్పుడు ఊహించండి దాన్ని, ఎంత ఊహిస్తారు? అయితే అంత ఉంటే శరీరానికంతటికి చైతన్యం ఎలా వచ్చిందండి? జీవుడిదే చైతన్యం, శరీరానికి కాదు. ఆ జీవుడి శరీరంలో ఆ ప్రమాణంలో లోపల ఉండడం చేత ఎక్కడున్నాడు అంటే అతని స్థానం కూడా చెప్పారు. సభా ఏష ఆత్మా హృది, హృది ఏష ఆత్మ. ఇది చాందోగ్యంలో మంత్రం, ప్రశ్నోపనిషత్తులో మంత్రం. కథమ ఆత్మేత యోయం విజ్ఞానమయ ప్రాణేషు, ప్రాణములందున్న విజ్ఞానమయుడు ఎక్కడున్నాడయ్య అంటే హృదంతర్జ్యోతి పురుష, హృదయాంతరంలో జ్యోతిష్స్వరూపమే అంటే చైతన్య రూపుడే ఉన్నాడు. అంటే వాడి ప్రమాణము చెప్పారు, ప్లేస్మెంటు చెప్పారు, స్థానము చెప్పబడింది, అంత స్పష్టంగా చెప్తున్నారు కదా ఉపనిషత్తుల్లో. అయితే ఇక్కడ వాడు అక్కడ కూర్చుంటే హృదయంలో శరీరానికంతరికి చైతన్యం ఎలా వచ్చింది అంటే గుణాద్వాలోకవత్ అని సూత్రంతో చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇంటి గూట్లో దీపం పెడితే గూడం ఇల్లంతా కాంతి రావట్లేదా, అలాగే హృదయం అనే గూట్లో వాడు దీపులాగా అంత సూక్ష్ముడు ఉంటే అది శరీరం అంతా వ్యాపిస్తుంది. ఒక్క చందనపు చుక్క శరీరంలో ఒక భాగం పెట్టుకుంటేనే శరీరం అంతా ప్రసరించి దాని పరిమళం వస్తూ ఉన్నప్పుడు చైతన్య స్వరూపుడైన వాడు ఆ మాత్రంగా ఉంటే సరిపోదా? అందుకే వ్యతిరేకో గంధవత్ అనేటువంటి సూత్రాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఆ చైతన్యమే తథాచ దర్శయతి, శృతి యందు మరొక చోట కనబడుతుందట. అది ఆలోమభ్య ఆనకాగ్రేభ్య, చాందోగ్యం చెప్తున్నది. ఆలోమభ్య ఆనకాగ్రేభ్య అంటే ఆ చైతన్యం ఎంత వ్యాపించిపోయిందంటే గోటు కొన వరకు, రోమముల వరకు అంతటా వ్యాపించి ప్రసరిస్తున్నది. అలా ప్రసరింపజేయగలిగేటువంటి చైతన్యం అతనికి ఉన్నది గనక అన్నారు. ఎక్కడంటే జీవుడు అనుస్వరూపుడైనా అతని చైతన్యం అనేటువంటి ధర్మము చేత శరీరమంతా వ్యాపించి అనుభవాదులు కలిగిస్తున్నాడు అని మాట అంటే, ఇప్పుడు మీరు ప్రమాణం ఉందని అంగీకరించారు కదా, అంగీకరించము అన్నాడు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నాడు చూడండి, ఇంత దాకా వచ్చి మేము పట్టుకున్నాం సూక్ష్మ వస్తువు అంటూ ఉంటే లేదు పో అన్నాడు ఇక్కడ. అదే అండి సూపర్ సైన్స్ ఎలా చెప్తుందో చూడండి. అంటే మరి అంగీకరించినప్పుడు మీ ఉపనిషత్తులోనే ఎందుకు వర్ణించారు అన్నాడు. వర్ణించారు కానీ ఆ వర్ణంలో సందర్భం వేరు. ఏమిటా సందర్భం? ఇక్కడ చూపిస్తున్నాడు చక్కగా. తద్గుణసారత్వాత్ తద్వ్యపదేశ ప్రాజ్ఞవత్. ప్రాజ్ఞాన్ ఎక్కడ వచ్చేసిందో పరమాత్మ గురించి తెలుసుకోవాలి, విజ్ఞానమయ ఎక్కడొచ్చిందో జీవుడని తెలుసుకోవాలి. ఉపనిషద్ భాష తద్గుణసారత్వాత్ తద్వ్యపదేశ అనుప్రమాణము అదేవిధంగా చోటు అని చెప్పడం ఎలాంటిది అంటే, మేము ముందు మీకు మునుపటి ప్రకరణాల్లో ప్రాజ్ఞుని గురించి ఎలా చెప్పామో అలాగే అన్నాడు. ప్రాజ్ఞవత్, ప్రాజ్ఞుడు అంటే పరమాత్మ గురించి ఏం చెప్పారు? అయ్యా పరమాత్మ సర్వవ్యాపకుడు అని అంటున్నారే, హృదయ గుహలో అంగుష్ట ప్రమాణంలో ఉన్నాను ఎలా చెప్పగలరయ్యా అంటే, ఆయన సర్వవ్యాపకుడు అయినప్పటికీ ఉపాధి భేదం పెట్టి చెప్తూ ఉన్నాం అని చెప్పేమా లేదా? గుర్తుందా? అక్కడ వెదురు బొంగు ఉపమానం మనం తీసుకున్నాం. అంగుష్ట ప్రమాణంగా ఉన్న వెదురు బొంగు తీసుకుంటే అందులో ఉన్న శూన్యం కూడా అంగుష్ట ప్రమాణంలో ఉంటుంది అనే మాట ఉన్నదా లేదా? అయితే అంతే ఉందా? ఆకాశం అందులోపలిది అంగుష్ట ప్రమాణమేనా? అందు లోపలిది అంగుష్ట ప్రమాణం కానీ ఆకాశం మొత్తమే కదా. కానీ అందులో ఉంది అని చెప్పినప్పుడు ఆ ప్రమాణం చూపిస్తున్నాం. అలాగే జీవుడు కూడా సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యమే. అయినప్పటికీ అనుప్రమాణం చెప్పడంలో విశేషమేమిటి అంటే తద్గుణసారత్వాత్. ఇది తద్గుణ. తద్గుణ శబ్దం దేనికి? తత్ అనే మాట ఇక్కడ దేనికి వర్తిస్తుంది అంటే బుద్ధి యొక్క గుణములు అని తీసుకోవాలి. బుద్ధి యొక్క గుణములు, ఆ బుద్ధి యొక్క గుణముల సారము ఇతడు కలిగిన వాడు గనక అన్నాడు. అంటే వాడితో తాదాత్మ్యం చెంది ఉన్నాడు గనక దాంతో కలిపి ఇతని చెప్పారన్నాడు. అంటే బుద్ధ్యాది అంతఃకరణాదుల ప్రమాణం ఎంత? ఇందాక చెప్పినట్టు వాలాగ్రసిత భాగస్య ఏకభాగం అని అర్థం. అంటే మనలో అంతఃకరణాదులు వీటితో కూడిన చైతన్యము అనుకుంటున్నాం ఏదో, అవి జడమేలండి, అవి ఉపాధులు ఏవి, బుద్ధి కానీ ప్రాణశక్తులు కానీ సూక్ష్మేంద్రియములు కానీ, వాటి ప్రమాణం అత్యంత సూక్ష్మం. అది మన శరీరంలో ఉన్నది, అది ముఖ్యమైనది. దానిని ఆశ్రయించుకుని ఉన్నంతసేపే మన జీవుడు అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక బుద్ధిని ఆశ్రయించడం చేత, బుద్ధితో కలిపి చూడడం చేత జీవుడికి ప్రమాణం చెప్పబడిందే కానీ జీవుడు అలా ఒక కాసింత ప్రమాణంలో ఒక చోట ఒదిగిపోయేవాడు కాదు. జీవుడు కూడా పరమేశ్వరుని వల్లే సర్వవ్యాపకుడు. ఇది ప్రతిపాదన చేశారు. వెంటనే డౌట్ వస్తుంది మనకి, సర్వవ్యాపకుడు ఎలా అవుతాడండి, నా లోపాలు నా గొడవ ఉంటూ ఉంటే అని. అది మళ్ళీ వెదురు బొంగు గుర్తుపెట్టుకోండి, అది అలాగే. అందుకు ఉపాధి. ఇక్కడ ఉపాధి ఏమిటి? జీవుడు ఆ సూక్ష్మ ప్రమాణంలో ఉండడానికి ఉపాధి ఏమిటి? శరీరంలో ఉన్నప్పుడు శరీరం అంతా ఉపాధిగా చెప్పావు, అవునా లేదా? ఉపాధి చెప్పావు ఇక్కడ. ఉపాధి అంటే అది ఉండడం వల్ల పనిచేసేది, ఇది అర్థం. ఉపాధి అనే శబ్దంకి దాని సమీపం వల్ల ఇది పనిచేస్తుంది అని అర్థం. అది లేకపోతే పనిచేయదు, ఇది ఉపాధి. కనుక జీవుడికి ఉపాధి, స్థూలంగా శరీరం పోయింది, మరి సూక్ష్మంగా ఉంది బుద్ధి. ఆ సూక్ష్మమైన బుద్ధి గురించి చెప్పేటప్పుడు మనకు అవగాహన కలగడం కోసమై, అది కంటికి కనబడేది కాదురా అని చెప్పడానికై ఆ ప్రమాణం అక్కడ చెప్పబడింది. కనుక ఆ బుద్ధిని ఉపాధిగా కలిగిన జీవునికి సంబంధించి ఈ ప్రమాణం చెప్పారు అన్నారు. ఇక్కడ బుద్ధిని ఉపాధిగా కలిగిన వాడిని మాత్రమే చెప్పారు సుమ అని ఇక్కడ వివరించింది. ఇది ఎలాగో చూపిస్తాం మీకు. ఒక గుండ్రపటి ఇనుప గుండు అగ్నితో బాగా కలిపింది, అప్పుడు అగ్ని వల్ల ఇది ఎర్రగా కనబడుతుంది, ఎర్రగా గుండ్రంగా కనబడుతుంది. ఎర్రగా గుండ్రంగా కనబడినప్పుడు మన నిప్పు గుండ్రముగా ఉన్నది అని అంటామా? నిప్పు గుండ్రంగా ఉందా లేదా? కనబడుతుందిగా. ఎలాగైతే ఇనుప గుండుని ఆశ్రయించిన నిప్పుకి గుండు యొక్క ఆ గుండ్రటి తనం అంటగడుతున్నామో, అలాగే బుద్ధులతో ఆశ్రయించినటువంటి ఈ చైతన్యానికి బుద్ధి యొక్క గుణాలు అంటగట్టి మాట్లాడుతున్నాం ఇక్కడ అన్నాడు. కానీ బుద్ధ్యుపాతితో కూడినప్పుడు వాడిని ఆ మాట అన్నారు. అసలు బుద్ధ్యుపాధితో ఉన్నప్పుడు జీవుడు అంటారు. జీవుడు అంటేనే బుద్ధ్యుపాధితో ఉన్నవాడు, అందుకు ఆ ప్రమాణం చెప్పడం జరిగింది. కానీ జీవుడు అసలు స్వరూపం మాత్రం, మళ్ళీ అభేదానికి తీసుకెళ్ళాలి మర్చిపోవద్దు, అందుకు అది అక్కడే ఉన్నాడు ఆయన. జీవుడు అసలు స్వరూపం మాత్రం అది సర్వవ్యాపకమైనటువంటి ఈశ్వర చైతన్యమే అది. కానీ బుద్ధ్యుపాధితో ఉన్నప్పుడు మాత్రమే ఇది వ్యవహరిస్తున్నాం, బుద్ధ్యుపాధిలో ఉన్నవాడు అని. దేహం విడిచిపెట్టేసిన తర్వాత బుద్ధ్యుపాధిలో ఉన్నాడు. దేహంలో ఉన్నప్పుడు బుద్ధ్యుపాధితో ఉంటూనే దేహాన్ని శాసిస్తూ ఉన్నాడు. అంటే జీవుడికి ఈ దేహంలో చలాయింపుకు పనికొచ్చింది బుద్ధి, అంతే కదా, బుద్ధి అనే ఉపకరణంతో అతడు ఈ పని చేస్తూ ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే తద్గుణ సారత్వాత్తు తద్వ్యపదేశ, ఉపాధి అయిన బుద్ధి యొక్క పరిమాణము బట్టి జీవుడి పరిమాణం చెప్పడం జరిగింది. కానీ జీవుడికి పరిమాణము లేదు. ఇక్కడ మళ్ళీ పట్టుకున్నాడు, బాగుందయ్యా. కనుక బుద్ధితో కలిసి ఉన్నటువంటి జీవుడు అన్నప్పుడు అతడు ఎప్పుడైతే మరణించాడో అతడు బుద్ధి పోతోంది కదా, అప్పుడు అతడు ఇంక ముక్తుడైపోయినట్టే లెక్క కదా అన్నాడు. ఉపాధి పోయింది కదా వాడుకున్న, బుద్ధి ఉపాధి పోయింది మరణంతో. అందుకని చచ్చిపోయిన వాడికి బుద్ధి ఉంటుందా? ఉండదా? ఉండదని మనం అనుకుంటాం అంతే. అది ఇప్పుడు తెలియదు, తర్వాత తెలిస్తే ఉందని చెప్పడానికి బాడీ లేదు కనుక చెప్పలేం. కానీ ఇది చాలా చిత్రమైన అంశం ఇక్కడ. కనుకనే బుద్ధి సంయోగం ఏదైతే ఉన్నదో దానితోనే సంసారంలో పడ్డాడు వీడు. ఇప్పుడు మరణించిన తర్వాత బుద్ధిని వదిలేసాడు కదా అంటే మరణించిన తర్వాత బుద్ధి యొక్క సంయోగం పోదు. ఇది గుర్తుపెట్టుకోండి. మాట మాటికి నేను నేను అనిపించడం కానీ బుద్ధి యొక్క సంయోగం కానీ జీవుడికి ఒక శరీరం పోవడంతో పోదు. బుద్ధి యొక్క సంయోగం పోదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. బుద్ధి యొక్క సంయోగం ఎంతవరకు ఉంటుందయ్యా అనే మాట వస్తే సమ్యజ్ఞానము కలిగే వరకు అన్నాడు. ఇక్కడ సమ్యజ్ఞానం అంటే అర్థమేంటి? మళ్ళీ నిన్న చెప్పాను దీన్ని, సమ్యజ్ఞానం అనే మాటకి. సమ్యజ్ఞానం అంటే తానే బ్రహ్మం అనబడేటువంటి అసలైన బ్రహ్మజ్ఞానం కలిగే వరకు కూడా బుద్ధి యొక్క సంయోగం పోదు. వాడు స్వర్గానికి వెళ్ళి కూర్చొనియండి, నరకానికి వెళ్ళి కూర్చొనియండి, చంద్రలోకంలో కూర్చొనియండి, ఇంద్రలోకంలో కూర్చొనియండి, కుబేరలోకంలో కూర్చొనియండి, ఏ లోకానికి వెళ్ళి వెలగబెట్టినా వాడు బుద్ధితో సంయోగం ఉన్నప్పుడే ఆ లోకంలో ఒక గుర్తింపు పొందుతూ తిరుగుతుంటాడు అక్కడ తగ్గ దేహాలతో. కానీ బుద్ధి సంయోగం పోదు. బుద్ధి సంయోగం సంపూర్ణమైన పరమాత్మత ఐక్యం అయ్యే వరకే. కనుకనే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యమే జీవుడు అనే మాట బుద్ధితో సంయోగం ఉన్నంతకాలం అర్థం కాదు. ఇప్పుడు మనకి సర్వవ్యాపకుడు నేను ఎలా అయ్యాను ఎందుకు అనిపించట్లేదు? అసలు నేను ఎలాగయ్యానని డౌట్ కూడా వస్తుంది మనకి. ఎందుకు వస్తుంది? బుద్ధితో కలిసి ఉన్నాం కనుక. అసలు బుద్ధితో కలిసి ఉంటేనే చెప్పడం వినడం కూడా ఉంటుంది. కానీ వ్యవహారంలో ఉపాధి తాదాత్మ్యం ఉంటేనే చెప్పేవాడు వినేవాడు ఇవన్నీ ఉంటాయి. కానీ బుద్ధితో యోగం కూడా వదిలిపెడితేనే అసమ్యజ్ఞానం, లేదా సమ్యజ్ఞానం వస్తేనే బుద్ధితో యోగం విడిచిపెడుతుంది. అప్పుడు వాడు మోక్షమే. మోక్షదశలో మాత్రమే బుద్ధితో సంయోగం విడిపోతుంది. అందుకని లోకాలోక గమనాల్లో కూడా బుద్ధితో సంయోగం ఉంటుంది. లోకాలోక గమనాల్లోనూ, ప్రాణ ఉత్క్రమణ స్థితిలోనూ, అదేవిధంగా మళ్ళీ జన్మలు పొందడంలోనూ, సర్వత్రా దేహం ఉన్నప్పుడు దేహం లేనప్పుడు కూడా బుద్ధితో సంయోగం పోదు. ఇది తెలుసుకోవాలి. కనుక చచ్చిపోయాడంటే లేడనుకోవడానికి లేదు, వాడు బుద్ధితో సంయోగం చెంది తిరుగుతూనే ఉంటాడు సుమ. అందుకు దీనికి సంబంధించి మంత్రప్రమాణం చూపిస్తున్నారు బృహదారణ్యకంలో. స సమాన సన్నుభౌ లోకావను సంచరతి ధ్యాయతీవ లేలాయతీవ. బుద్ధి అనేది లేకపోతే ఈ శరీరంలో అతడు ఉన్నప్పుడు సాధన ధ్యానం చేస్తున్నాను ఆలోచిస్తున్నాను అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? శరీరంతో ఉన్నప్పుడు. అది దాని తర్వాత ఉభౌ లోకౌ అనుసంచరీతి, రెండు లోకములు తిరుగుతూ ఉంటాడు. రెండు లోకం అంటే ఇహలోకం పరలోకం. ఇక్కడ తిరుగుతున్నది దానితో యోగముతేనే. అందుకే ససమానః ససమానః అని మాట వేశాడు. ససమానః అంటే దానితో కూడి తిరుగుతుంటాడు. దానితో కూడి తిరుగుతున్నా అంటే దేనితో కూడి? బుద్ధితో కూడి తిరుగుతున్నాడు. అందుకే రెండు లోకాలు అన్నప్పుడు కర్మఫలానుయోగ్యమైనటువంటి పరలోకము ఇహలోకము. కనుకని ఉపాధి సంబంధము చేతనే జీవుడని పేరు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ఉపాధి ఏది? అత్యంత సూక్ష్మమైన బుద్ధ్యుపాధి. అది బుద్ధ్యుపాధి చేతనే. కనుక సూక్ష్ముడు అని జీవుడి గురించి చెప్పడం బుద్ధ్యుపాధితో కలిపి చెప్పడం. బుద్ధ్యుపాధికి పరిమితి ఉన్నది. అయితే ఇక్కడ గొప్ప మాట అంటున్నాడు. బుద్ధి అనే ఉపాధి సుషుప్తి దశలో కనిపించదు, ప్రళయ దశలో కనబడదు. మనం గాఢ నిద్ర, నిన్న చెప్పానే గాఢ నిద్ర, గాఢ నిద్ర ఎప్పుడొస్తుంది? మీరు ఇలాగే గట్టిగా ఆలోచించే పని పెడితే ఇక్కడే వస్తుంది. మనసు గట్టిగా ఆలోచన ఇచ్చేస్తే వచ్చేది నిద్ర అండి. అందుకే మంచి ఆలోచించాల్సిన సబ్జెక్ట్ వచ్చిన చోట్ల బాగా నిద్రలు కనబడుతుంటాయి మనకు. కారణం ఏంటంటే బ్రెయిన్కి పని పెట్టామా, అది దానికి రెండు ఉంటే బద్ధకమైన ఉంటుంది, సత్తువు చాలకపోవడమైన ఉంటుంది. కొందరు శరీరాలు చూడండి కాసింత పని కలిసిపోతాయి, అలా కొందరు బుద్ధులు కాసింత ఆలోచన కలిసిపోతాయి అంతే. వాడిని అనకూడదు, వాడి బాడీ కాన్స్టిట్యూషన్ అది, మనం ఏం చేయగలం ఇక్కడ? కొందరు ఎంతసేపు అయినా కష్టపడగలరు, అలా కొంతమంది ఎంత గట్టిగానే ఆలోచించి పట్టుకోగలరు. ఇక్కడ ఆ దమ్ము సత్తువ ఉన్నవాళ్ళకి విచారణ మార్గం అనమాట. బుద్ధి యొక్క దమ్ము ఉండాలి. అందుకే ఇక్కడ మంచి మాట వేశాడు. సుషుప్తిలో ప్రళయంలో బుద్ధి అనేది, బుద్ధితో జీవుడికి సంబంధం ఉండదు కదా అన్నాడు. ఇక్కడ అడిగేవాడు చాలా తెలివైనవాడు, బుద్ధి లేదనట్లేదు, బుద్ధితో సంబంధం ఉండదు కదా అన్నాడు. ఎందుకు ఉండదయ్యా? ఉంటుంది, కానీ ఆ తెలియబడకుండా అక్కడ అణగి ఉన్నది అంతే ఇక్కడ అన్నాడు. ఎలాగంటే పుంస్త్వాదివత్వస్య సతోభివ్యక్తి యోగాత్ అన్నారు ఇక్కడ. అంటే పుంస్తాదివత్ తు అస్య సత అభివ్యక్తి యోగాత్ అన్నాడు. ఉదాహరణకి ఒక జీవుడు ఉన్నాడు, బాల్యంలో ఉన్నాడు వాడు. వాడు తర్వాత యవ్వనము వార్ధక్యం వాడికి ఉంటాయి. కానీ బాల్య దశలో వాడి యొక్క యవ్వన వార్ధక్య దశకు సంబంధించిన బీజములు ఉన్నాయా లేవా? బాలుడుగా ఉన్నప్పుడే యువకుడుగా ముసలివాడుగా కనబడుతున్నాడా వీడు? కనబడట్లేదు. మరి ఎప్పుడు కనబడుతున్నాడు? ఆ యవ్వన మడబడే దశ వచ్చేటప్పటికి యువకుడుగా కనబడుతున్నాడు, వృద్ధాప్య దశ వచ్చినప్పుడు వృద్ధుడుగా కనబడుతున్నాడు. కనబడక పూర్వము బాలుడుగా ఉన్నప్పుడు వాళ్ళు ఉందా లేదా? అక్కడ ఉన్నదే క్రమంగా తత్సమయం వచ్చినప్పుడు వెలుగు వస్తున్నది. అలాగే బుద్ధాదులు కూడా సుషుప్తి దశలో ప్రళయ దశలో వ్యక్తీకరింపబడకపోయినా జాగ్రత్త అవస్థలోను మళ్ళీ సృష్టి అవస్థలోను వెలుగు వస్తాయి. కనుక అప్పుడు కూడా బుద్ధితో యోగం లేదనడానికి లేదు, బుద్ధితో యోగం ఉన్నది అది ఇక్కడ వివరిస్తున్నాడు. ఎందుకంటే ఈ శరీరంతో బాల్యమైపోయింది, మరో శరీరంతో యవ్వనం లేదు కదా, ఇక్కడే అది వెలగబెడుతున్నాడు. అప్పుడు ఈ యోగం ఇక్కడ ఉన్నదా లేదా అది ఇక్కడ వివరిస్తున్నాడు. కనుకనే అప్పుడు బీజ దశలో ఉంటుంది. ఆ సమయంలో బీజ దశ అంటే వ్యక్తము కాని దశ. మన నిద్రపోతున్న అందరూ మంచివాళ్ళలా కనబడతారు తెలుసా, అమాయకంగా ఉంటుంది ముఖం. కలలు కానీ వాళ్ళ ముఖం చెప్పలేము, ఆ లోపల ఫీలింగ్స్ కనవచ్చు. నిద్రపోతున్న వాళ్ళు అంతవరకు తెగత అరిచి తిట్టి కొట్టి ఒక నిద్రపోతున్నాడు అనుకోండి, వాడు వేపు మనం చూస్తే వాడిని కూడా ఒక్కసారి అయ్యయ్యో అనాలనిపిస్తుంది, అవునా లేదా? అందుకే అందరూ ఆ దశలో చాలా హాయిగా కనబడతారు. సుషుప్తిలో ఇద్దరు మెలకువలో ఉన్నవాళ్ళు ఒకలా ఉండరు. మన వ్యవహారంలో మెలకువలో ఉన్నవాళ్ళు ఇద్దరు ఉండరు, ఒకేలా ఉండరు, అవునా లేదా? కలలు కనే ఇద్దరు ఒకలా ఉండరు, ఎవడు కలవాడిది. కానీ సుషుప్తులు అందరూ ఒకేలా ఉంటారు. ఆలోచించండి, సుషుప్తి అందరికీ ఒకటే. అక్కడే తెలుస్తుంది ఏకత్వము మనకు జీవితంలో అనుభవం ఉంది. అక్కడెక్కడుంటాడు సుషుప్తులు, తర్వాత విచారణ చేస్తాడు. అంటే జీవ బ్రహ్మైక్యం మనకు అనుభవం ఉంది, అనుభవం కానీ తెలియబడదు సుషుప్తులు. అక్కడ బ్రహ్మంతోనే కలిసి ఉంటాం, అక్కడ ఏకత్వం అక్కడ వచ్చేసింది. సుషుప్తులు అందరూ ఒకేలా ఉంటారు. అది అర్థం చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే అంటే ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. కానీ అదేదో తీసుకొచ్చి సంస్కరణవాదానికి అంటగట్టారు. అన్నమయ్య చెప్పిన లెవెల్ వేరు, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే. అంటే వేదాంత వాక్యాలు నే లెవెల్లో అర్థం చేసుకోలేకపోవడము అదొక దోషమైతే, ఈ లెవెల్కి దించేయడం రెండో దోషం. కనుక రెండు దౌర్భాగ్యాలు మనకు వచ్చాయి ఇక్కడ. అసలు వినకపోతే ఏమీ పర్వాలేదు, విన్నదాన్ని ఇంకోలా అన్వయించడం రెండో దోషం. వేదాంతాన్ని వేదాంతంగానే తీసుకోండి, వ్యవహారాన్ని వ్యవహారంగానే తీసుకోండి, రెండింటినీ కలిపివచ్చు. అది ఆ మాటకొస్తే వేదాంతంలో నిప్పు నీరు కూడా ఒకటే, అవునా లేదా? రెండు ఒకటే అన్నారు కదండి, నిప్పుని సరదాగా తాగలేము, అవునా లేదా? నీటితో వంటలు వండలేము, దేని ధర్మం దాందే. కనుక ఉపాధి ధర్మం ఉపాధిదే, చైతన్యము ధర్మము చైతన్యందే. అక్కడ చెప్పేటప్పుడు చైతన్య దృష్టితో ఏకత్వమే, ఉపాధి దృష్టింత వరకు భేదమే. కానీ ఈ ఉపాధిలో ఉంటూనే నీ బుద్ధి ఉపాధిని పనిచేయించి ఈ బుద్ధికి ఉన్నటువంటి మాలిన్యాలు మొత్తం కడిగేసి దీని లోపలికి కూడా చైతన్యం ఇచ్చేవాడెవడో తెలుసుకోవడం మొదలు పెడితే ఇంకా శుద్ధమైనటువంటి జీవుడు ఉన్నాడే వాడి ఇంక బుద్ధి ఉపాధిని పరిత్యజించి ముక్తి పొందగలడు. అందుకే ఈ ఉపాధి ఒక విధంగా పనికొస్తుంది సాధనకి, దానికి వినియోగించుకోవాలి. ఈ ఉపాధి లేకపోతే బ్రహ్మసూత్రాలు పట్టుకోగలమా, విచారణ చేయగలమా? అందుకే ఉపాధికి మెచ్చుకుందాం. ఎప్పుడు మెచ్చుకుంటాం? దానికి వినియోగించినప్పుడు. వినియోగించనప్పుడు వృధా, స్పష్టమైపోతుంది. అందుకే ఇక్కడ ఇప్పుడు ఉపాధి అన్నప్పుడు బుద్ధి ఉపాధి అని మనం తెలిపింది. అయితే ఇప్పుడు మనకు సాధారణంగా లోకంలో కనబడుతున్నది నేనండి, అంటే జీవుడు శరీరం అంతే కదా. ఈ బుద్ధి ఉపాధి అవసరం లేకుండా జీవుడు శరీరాన్ని కదిపించగలడా? పెద్ద గొప్ప మాట, అంతే కదండి. ఎందుకంటే జీవుడు స్వతహా చైతన్య స్వరూపుడు కదా. ఈ శరీరం ఎలా ఉన్నది, వీటి కదిలించగలడా అంటే సాధ్యం కదిపో అన్నాడు. ఇక్కడ ఇంద్రియాలు ఉంటూ ఉన్నప్పటికీ బుద్ధి లేకపోతే ఎంత ప్రమాదం వచ్చినట్టు. బుద్ధి ఉండాలి, ఇంద్రియాలున్నా లాభం లేదు బుద్ధి. అందుకే ఇంద్రియములు ప్రాణములు బుద్ధిని అక్కడ చెప్తున్నాడు, చాలా ముఖ్యం అది. అందుకే బుద్ధియందు ఉన్న ఈశ్వర చైతన్యాన్ని జీవుడు అంటారు, మిగిలివన్నీ పక్కన పెట్టేయండి. అందుకే అంతఃకరణమనందు ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమే జీవుడు అని వేదాంతంలో సాధారణంగా ఉన్నటువంటి ప్రధాన పాఠం అంతఃకరణం. అందుకని ఇంద్రియాదులన్నీ చెప్పబడట్లేదు, ఎందుకంటే అది లేకపోతే ఇవేవీలు. అంటే ఇంద్రియాలకి శక్తి ఉన్నా జీవుడికి చైతన్యం ఉన్నప్పటికీ కూడా బుద్ధి అనేది లేకపోతే లాభం లేదయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే దానివల్ల ప్రమాదం ఉన్నది. ఆ ఇంద్రియ లక్షణాలు బట్టి ఉంటే ఎప్పుడు జ్ఞానం ఉంటూనే ఉండాలి, లేదా ఎప్పుడు అజ్ఞానం ఉంటూనే ఉండాలి. ఒక్కొక్క దశలో ఒక్కొక్కలా ఉండదు బుద్ధి అనేది లేకపోయి ఉంటే. ఇది ఎలాగో అంటే ఇక్కడ వివరిస్తున్నాడు. ఇంద్రియాలు ఉన్నాయండి, ఏంటి కన్ను, అవన్నీ పనిచేస్తున్నాయి. లోపల ఉన్న సూక్ష్మ ఇంద్రియములతో సహా ఈ ఇంద్రియాలు మనం తీసుకుందాం, ఇవి పనిచేస్తున్నాయి. వీటితో నేను చూసేస్తూ ఉన్నా, బుద్ధి అనేది పక్కన పెట్టేద్దాం లేదు అనుకుందాం. అనుకునేది మళ్ళీ బుద్ధి, అది వేరే విషయం. ఇక్కడ విచారణకి మనం అనుకోవాల్సింది బుద్ధి అనేదే లేదనుకుందాం, అప్పుడు ఏం జరుగుతుంది? ఉదాహరణకి కన్ను చూస్తూనే ఉంటుందండి, కానీ బుద్ధి లేకపోతే నేను చూస్తున్నాను అని అనిపించదు. అది ఇక్కడ చెవి వింటూనే ఉంటుందండి, కానీ విన్నది అర్థం కాదు బుద్ధి అనేది లేకపోతే. ఎందుకంటే కొందరు అంటూ ఉంటారు లోకంలో ఏమిటంటే, నేను నీ పక్క నుంచి వచ్చాను, గంట సేపు నీ పక్క నిలబడ్డాను, చూడలేదు అంటే చూడలేదండి, గమనించలేదు. మరి ఇదే కన్ను అదే మనిషి, ఎందుకు చూడలేదయ్యా అంటే కన్ను అక్కడ తెరిచి కూర్చున్నాను కానీ కన్నుతో మనస్సు అనేది లేదా బుద్ధి అనేది అంతఃకరణ అనేది కలవలేదండి. కొందరికి ఉపన్యాసాల దగ్గర కూడా అలాగే ఉంటుంది, వినే చెవి ఉంటుంది, చెప్పే శబ్దం ఉంటుంది, కానీ ఏం చెప్పాడో తెలియలేదండి. ఇంకోటికి బాగా అర్థమైపోతూ ఉంటుంది. కారణం ఏంటి? అక్కడ వాడికి బుద్ధి కలిసింది, ఇక్కడ వీడి బుద్ధి కలియలేదు. లేదా వాడిక్కడ బుద్ధి ఇక్కడ అవసరం అని వాడుకున్నాడు, ఇక్కడ అవసరం లేదులే అని వీడు వదిలేశాడంతే. ఇక్కడ కానీ బుద్ధి యొక్క యోగం లేకపోతే గ్రహించడము లేదు, గ్రహించకపోవడము లేదు. కానీ బుద్ధి ఉండాలే లేదా? కానీ బుద్ధి ఉపాధి ఉంటేనే కానీ జీవుడికి అనుభవము ఆలోచన ఇత్యాదులు లేవు కదా. కానీ బుద్ధి ఉపాధి యొక్క విశేషం చెప్పి చూపించి బుద్ధి యొక్క అస్తిత్వాన్ని ఇక్కడ ఈ విధంగా చూపించి బుద్ధి ఉపాధిగత చైతన్యమే జీవుడు, ఇది నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు కర్త బుద్ధియా జీవుడా? ఎంత చర్చ చూడండి ఇవన్నీ కూడా. కర్త ఎవరు? బుద్ధే నిర్ణయిస్తుంది, మనసు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. అటువంటి కర్త ఎవడు? జీవుడే బుద్ధ. దీంతో తగులుకున్నందుకు జీవుడే, దీంతో తగులుకున్నందుకు జీవుడే. అదే ఇక్కడ అన్నాం. జీవుడికి సాక్షాత్తుగా వస్తుందా అంటే మనం మామూలుగా ఉంటే బాధలేదు, నిప్పుల్లో దూకం, నిప్పు యొక్క యోగం వల్ల దాని వేడంతా మనం తగులుతుంది, మామూలుగా ఉంటే బాధ లేదు. ఇలా ఎన్నో గొప్ప విషయాలు చెప్తాడు. బుద్ధి కరణమే తప్ప కర్త్రి కాదు. స్త్రీలింగం కానీ కర్త్రి అని అన్నారు కానీ కర్త అనుకుందాం లేకపోతే. బుద్ధి కరణమే తప్ప కర్త కాదు. కరణము అంటే ఎక్విప్మెంట్, ఎక్విప్మెంట్ అంతే. మన అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ కారులోనూ రాగలిగాం కనుక కారు అనేది ఒక ఎక్విప్మెంట్ మాత్రమే. కనుక కారు కర్త కాదు కదా. ఈ రావడం అంత అనుభవం వీడికే, దానికి కాదు. ఎందుకంటే నిజానికి బుద్ధి జడమే, ఆ ఐశ్వర్య చైతన్యం వలన అది పనిచేస్తుంది కనుక దానిలో దాగిన సంస్కారాలన్నీ వర్కౌట్ అయ్యి బుద్ధికి సంబంధించిన ఆలోచనలు నిజంగా ఈశ్వర చైతన్యం వల్ల వెలికి వస్తున్నాయి. అయితే దానివల్ల వస్తున్నాయనేది ఈ ఆలోచనకు తగలకపోవడం వల్ల వచ్చింది బాధ. ఇది కొంచెం ఆలోచించవలసిన అంశమే. అందుకు ఇక్కడ వివరిస్తున్నది ఏమిటి అంటే కర్త శాస్త్రార్థవత్వాత్, కర్తరధికరణము అంటారు దీన్ని. అంటే శాస్త్రం అర్థవంతము అని తెలియాలంటే జీవుడు కర్తను ఒప్పుకోవలసిందే. ఎందుకంటే శాస్త్రం స్పష్టంగా ఏష హి ద్రష్ట శ్రోత మంత బోద్ధ కర్త విజ్ఞానాత్మ పురుష, విజ్ఞానాత్ముడైన పురుషుడే కర్త, శ్రోత, ద్రష్ట, మంత ఇవన్నీ చెప్తున్నది. కనుక నేను సుఖపడిపోతున్నాను, నేను దుఃఖపడిపోతున్నాను అనుకుంటున్నది జీవుడే, కానీ మనస్సుతో బుద్ధితో కలిసి అనుకుంటున్నాడు. అది బాగా తెలుసుకోవాలి. వాటితో కలిసి అనుకుంటున్నాడు, నా మనస్సు కష్టం అనిపించిందండి, అంటే నా మనస్సు అనే దాన్ని తీసుకుని కష్టం అనిపించింది వాడికి, అది దానితో కలిసి, అంటే సుఖపడ్డం దుఃఖపడ్డం కూడా మనస్సుతో కలిసి, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. కలిస్తేనే వచ్చింది ఇక్కడ. వాడు కలిసి ఉండడం అలవాటైపోయింది వాడికి. ఎప్పటి వరకు, ఎప్పుడు మొదలైందో వదిలేయండి, ఎప్పటి వరకు కలిసి ఉండడం ఉంటుంది? మళ్ళీ మర్చిపోదు మొదలది. ఎప్పటి వరకు కలిసి ఉండడం ఉంటుంది? మొదటి పాయింట్ నుంచి మిస్ అయిపోకూడదు. సమ్యక్ దర్శనం వరకు, బ్రహ్మజ్ఞానం వరకు కలిసి ఉండుంటుంది. ఆ కలిసి ఉండడం ఉండే వరకు మన సుఖదుఖాలన్నీ అనుభవిస్తున్న జీవుడే. మరి సుఖదుఖాలు అనుభవించేవాడు జీవుడు ఈశ్వరుడి తక్యాలు అవుతాడని తర్వాత ప్రశ్న వస్తుంది అనక నేను ఇక్కడ తాగి అంత వివరంగా చెప్తున్నాను. వీడితో కలిసి ఉన్నాడు కనుకనే నేను సుఖపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, ఆలోచిస్తున్నాను, పెద్దవాడిని గొప్పవాడిని అని ఈ గుణాలన్నీ అట్రిబ్యూట్ చేసుకుంటూ వాడితో కలిసి ఉన్నాడయ్యా, ఇది వివరిస్తున్నారు. అంతేకాదు విహారోపదేశాత్, ఉపనిషత్తుల్లోనే చెప్తున్నాడు వాడు ఈ బుద్ధ్యాది ఉపాధులతో కలిసి జీవుడే విహరిస్తున్నాడు, మనకి మనమే చేసుకున్నాం మన జీవుడు. అందుకని ఈశ్వరుడి మీదో బుద్ధి మీదో తోసివచ్చు. బుద్ధిని ఉపకరణముగా తీసుకుని మనం తగిలించుకున్నవే. కానీ కర్త ఎవడు? జీవుడే. స్పష్టమవుతున్నది జీవుడంటే ఎవడు? బుద్ధ్యుపాధితో కలిపి చెప్పబడుతున్నవాడు. అందుకు స అయ్యతే అమృతో యత్ర కామం, అమృతుడైన జీవుడు తనకిష్టమైన చోటుకు పోతున్నాడు అన్నాడు ఇక్కడ. అందుకే నిన్ను నువ్వే ఉద్ధరించుకోగలవు, ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఈ మాటలన్నీ అందుకొచ్చేయండి. ఎవడో పెద్దగా ఉద్ధరించేవాడేం కాడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోగలవు. స్వే శరీరే యథాకామం పరివర్తతే, బృహదారణ్యకోపనిషత్తు. తన శరీరంలో యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు జీవుడు అని వివరిస్తూనే ఉన్నారు. అందుకు పైగా గ్రహించడం అనేటువంటిది ఈ జీవుడు తన బుద్ధితో ప్రాణములతో గ్రహిస్తూ ఉంటాడని బృహదారణ్యకోపనిషత్తు చెప్పింది. అసలు వ్యక్తిని పట్టుకుని ఇన్ని రకాల వివేచన చేసినందుకే మన ఋషుల పాదాలు పట్టుకు దండం పెట్టాలండి. ఎంత వివేచన చేశాడు. అందుకే జీవుడు ఈశ్వరుడు జగత్తనే ఈ మూడు అంశముల గురించి ఇంక ఎవరికీ ఆలోచించడానికి సబ్జెక్టు మిగల్చలేదు మన ఋషులు. ఎన్ని ఆలోచనలు కావాలన్నీ చేశారు వివిధ స్థాయిల్లో. వివిధ స్థాయిల్లో చేసినందుకే ఒక స్థాయిలో ఉంటూ మా పై స్థాయిని అర్థం చేసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అక్కడ అర్థం చేసుకోవడానికి ఆ స్థాయిలో ఆలోచించాలి, ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఈ స్థాయిలో ఆలోచించవలసినదే. అందుకే విమానం చిన్నగా ఉందా పెద్దగా ఉందా ఇద్దరు వాదించుకుంటున్నారు. ఏం చెప్తారు, భూమి మీద ఉన్నప్పుడు అలాగే కనబడుతుందండి, ఆకాశం మీద ఎగిరినప్పుడు అలాగే. ఒక ఆయన అన్నాడు, అయ్యా ఇంత విమానానికి రంగు ఎలా వేస్తారండి అన్నట్టు కింద చూసి, పైకెళ్ళకి చిన్నగా అయిపోతుంది అప్పుడు వేస్తారని చెప్పాడు వాడు. ఏం చెప్తాను చెప్పాడు, ఇది హాస్యానికి పనికి వచ్చింది, ఇక్కడే మనం చెప్పలేం, ఇక్కడే నీకు రెండు దృష్టిలో వచ్చేసాయి, ఎప్పుడే స్థాయి బట్టే మార్పు వచ్చింది. ఏది దాని అసలు పరిమాణం ఏం చెప్పగలం చెప్పండి. ఇలాంటివి ఉంటూ ఉంటే ఏ దృష్టితో నువ్వు ఏది నిర్ణయించగలవు? గట్టిగా ఆలోచిస్తే రిలేటివ్కి పోయి చిట్ట చివరికి సాపేక్ష సిద్ధాంతంకి వచ్చి, మొన్న మధ్య వాడు శాస్త్రీయమైన పరిశోధన గ్రంథం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఫిజిక్స్లో ఎన్నో విషయాలు అర్థం కావాలంటే శంకరుడు అద్వైతం అర్థం అవ్వాలి అని రాశాడు. నేను చెప్పింది కాదు, అది చదవాలంటే తెలియాలంటే పుస్తకం చదవాలి, ఏం చెప్పక్కర్లేదు. ఐన్స్టైన్ రిలేటివ్ థియరీ కానీ ఇవన్నీ కూడా సాపేక్షంకి వెళ్ళి ఎక్కడ దగ్గర దగ్గర తీసుకుపోతుంది వేదాంత శాస్త్రానికి. అందుకే పరిణతి పొందిన ప్రతి విజ్ఞాన శాస్త్రవేత్త భారతీయ వేదాంతం ముందు ఎందుకు మోకరిల్లాడో ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇక్కడ ఔపనిషదమైన విజ్ఞానం అన్నదే, ఔపనిషద విజ్ఞానం అంత స్థాయికి చెందింది, అంత గొప్పది అది. అందుకు ఇక్కడ వివరిస్తున్నది ఉపాదానాత్ అనే సూత్రంలో వివరిస్తున్నారు, కర్తృధికరణంలో. ఉపాదానాత్ అంటే జీవుడు బుద్ధి ఇంద్రియాదులని ఉపకరణముగా స్వీకరించడము చేత అన్నాడు. ఇక్కడ వీటిని ఉపకరణముగా స్వీకరిస్తున్నాడు. తదేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానమాదాయ, బృహదారణ్యకోపనిషత్తులో మంత్రం ఇది. అంటే అతడు విజ్ఞానేన విజ్ఞానం ఆదాయ, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకుంటే ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. విజ్ఞానముతో విజ్ఞానమును విజ్ఞానుడు స్వీకరిస్తున్నాడు. విజ్ఞాత అంటే ఈ ప్రపంచాన్ని తెలుసుకున్నవాడు అని అనుకుందాం. ప్రపంచాన్ని దేనితో తెలుసుకుంటున్నాడు? బుద్ధితో తెలుసుకుంటున్నాడు. కనుకనే తెలుసుకునే సాధనం ఏమైంది? బుద్ధి అయింది. దాన్ని విజ్ఞానం అన్నారు. విజ్ఞానముతో తెలుసుకుంటున్నాడు, తెలుసుకుంటున్న వాడెవడు? విజ్ఞాతాత్మ అని, వాడే విజ్ఞానాత్మ, స్పష్టమైంది కదా. కానీ బుద్ధితో తెలుసుకుంటూ, బుద్ధితో అంటే బుద్ధి అనగానే అంతఃకరణం అనుకుంటే దానితో భావన చేస్తూ ఆలోచిస్తూ ఉన్నవాడు విజ్ఞానం, విజ్ఞానాత్మ అని ఎందుకన్నారు ఇప్పుడు తెలిసింది కదా, అది అనమాట. అందుకు ఇక్కడ ప్రాణాన్ గృహీత్వ విజ్ఞానేన విజ్ఞానమాదాయ అని బృహదారణ్యకోపనిషత్తులో ప్రాణములను స్వీకరించి బుద్ధిని స్వీకరించి వీటితో అతడు గ్రహిస్తున్నాడు అన్నారు. గ్రహిస్తున్నాడు అంటే దేని గ్రహిస్తున్నాడు? ప్రపంచాన్ని గ్రహిస్తున్నాడు. కేవలం ఇంద్రియాలతో లాభం లేదని ఇందాక చెప్పుకున్నాం కదా, ఇవే చెవులు అవే శబ్దం, బుద్ధి కనబడకపోతే ఆ శబ్దాన్ని గ్రహించలేదు. ఒకే పుస్తకం ఒకటి చదువుతాడు, దానిలో పండిపోయి సిద్ధి పొందుతాడు, ఇంకోటి పండలేదు. కంటితోనే ఇద్దరు చదివారు, చేతితోనే ఇద్దరు పట్టుకున్నారు, బుద్ధి అవునా లేదా? కనుక ప్రధానం ఏదైపోయింది ఇప్పుడు? బుద్ధి. అందుకే బుద్ధి గురించే ఎక్కువ గొడవపడ్డారు మన వాళ్ళు, బుద్ధిం యాన ప్రచోదయాత్ అని. మిగిలిన వాళ్ళ గురించి ఇంకేముందండి, కానీ అది బాగుంటే అన్నీ బాగుంటాయి, బుద్ధే ప్రధానం. అందుకే విజ్ఞానైన విజ్ఞానం ఆదాయ, బుద్ధితోనే తెలుసుకోవడం చేసుకుని ప్రాణాన్ గృహీత్వ ప్రాణములను స్వీకరించి, అంటే ప్రాణములు ఇంద్రియములు మనస్సు బుద్ధి జీవుడికి ఉపకరణములు. ఈ మాట బాగా గుర్తుపెట్టు, అవి నేను కాదు, అవి నాకు ఉపకరణాలు. ఇది పొద్దుటి నుంచి మేకు పెట్టి సుత్తుతో కొడుతున్నాడు ఒకడు, రాత్రి వరకు అదే అలవాటైపోయింది, పడుకున్నప్పుడు కూడా ఇలాగే అంటున్నాడు, అలవాటైపోయింది అది. అలాగే ఉపకరణంతో అలవాటైపోయి వాడి చేతిని సుత్తు అనుకుని ఇంకో చేతిని మేకు అనుకుంటే అజ్ఞానం కాదా అండి? అది పట్టుకున్నంతసేపే ఆ రెండు నీ చేతిలో ఉన్నాయి. కనుక నువ్వు ఆ కొట్టడం ఆ ప్రక్రియ వాటి ద్వారా ఎలా చేస్తున్నావో, అలాగే ఇంద్రియములు ఉపకరణములు ఈ మాట తెలుసుకుంటే అప్పుడు మనకి శరీరమాధ్యం కలు ధర్మ సాధనం కూడా అర్థమవుతుంది. ఉపకరణములు ఇవన్నీ, ఉపకరణాలు నేను అనుకోవడం చాలా తప్పు కదా అది ఇక్కడ అన్నాడు. ఈ విషయాన్ని ఇక్కడ వివరిస్తూ వ్యపదేశాశ్చ క్రియాయాం నచే నిర్దేశ విపర్యయ, అందుకే లౌకిక వైదిక క్రియలందు కూడా జీవుడే కర్తగా చెప్పబడుతున్నాడు, ఇవి ఉపకరణలు మాత్రమే అని ప్రమాణం చేశారు. అయితే ఇప్పుడు మీరు జీవుడు స్వతంత్రుడా? మళ్ళీ ప్రశ్న. ఎంత గొప్ప గొప్ప ఆలోచనండి, ఎందుకంటే ఆలోచన చాలా పదును పదునుగా వెళుతుంది, ఎక్కడ కొంచెం స్థూలంగా పట్టుకుని స్లిప్ అయిపోతాం మనం, చాలా షార్ప్. అందుకే అగ్రియా బుద్ధ్యా అని శాస్త్రం ఉంది. అగ్రియా బుద్ధి అంటే పరమ ఏకాగ్రతతో కూడిన బుద్ధి. ఇంజనీరింగ్లో స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి కావలసిన ఏకాగ్రత కంటే ఏకాగ్రత కావలసిన విజ్ఞానం పేరే బ్రహ్మ విద్య, ఉపనిషద్ విద్య. ఇక్కడ తెలుసుకోండి, ఆ ఇంద్రియాలతో కలిసి ఉపాధితో కలిపి చూపించేటప్పుడు వీడికి కూడా స్వతంత్రుడు అని చెప్పలేం, కానీ వాటిని వాడుకోవడంలో వీడికి స్వతంత్రత ఉంది. అంతే కదా, బుద్ధిని వీటిని ఆలోచించుకోవడం మనకు వినాలనిపించలేదండి. వాళ్ళు ఇక్కడికి రాక్కర్లేదు అనిపించింది, వస్తామా రావు, స్వతంత్రత ఉందా లేదా? ఎంతమేరకు ఇంద్రియాదులు వినియోగించుకోవడం వినియోగించుకోకపోవడం మేరకు స్వతంత్రం ఉన్నది. కానీ సర్వసమర్థత మాత్రం లేదు. స్వతంత్రత వేరు, సమర్థత వేరు. మనకు చాలా రైట్ ఇచ్చారు, మీకు ఇదంతా ఇచ్చేసామండి, ఇక్కడ తెగ తిరగండి సాయంత్రం వరకు, పరిగెత్తండి అని. వాడు పరిగెత్తమనైతే మనకు స్వతంత్రత ఇచ్చాడు, కానీ పరిగెత్తే శక్తి మనకు ఉండొద్దు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పార్కు మీ చేతికి ఇచ్చేసాం, పరిగెత్తండి అన్నాడు. పరిగెత్తద్దండి సాయంత్రం వరకు. కనుకనే స్వతంత్రత అయితే ఉంది, కానీ సమర్థత మాత్రం లేదన్నాడు. ఇక్కడ జీవుడికి సమర్థత లేదు అన్నాడు. ఇక్కడ ఈ స్వతంత్రతను ఎందుకు చెప్పాడంటే, నీ సుఖదుఖాలకు నువ్వే కర్తవు అని చెప్పడం చేత మళ్ళీ బుద్ధిని జాగ్రత్తగా వినియోగించుకుని బాగుపడే అవకాశం ఉంది. నేను స్వతంత్రుని కాను కదా, ఎవడో చూసుకుంటాడని మరి అనియకుండా. సమర్థత మాత్రం ఇక్కడ ప్రశ్న వచ్చింది, సమర్థత లేదుట. ఎందువల్ల లేదయ్యా అంటే, నువ్వు ఈ బుద్ధ్యాది కరణములకు మాత్రమే పరిమితుడు అయిపోవడం చేత వాటికి ఎంత శక్తి ఉందో ఆ శక్తే నీదిగా భావన చేయడం చేత వాటికి ఎంత సమర్థతో అంతే సమర్థం చెప్పడం చేత సంపూర్ణమైన శక్తి లేదు. ఇది శక్తి విపర్యయాత్ అన్నాడు ఇక్కడ వాడే. కానీ దానిలోకి వచ్చి ఇప్పుడు మన ఒక్కటి గంగానది దగ్గరికి వెళ్ళి స్నానం చేసినప్పుడు విచ్చలవిడిగా స్నానం చేస్తారండి, అవునా లేదా? ఎందుకు? పుష్కలంగా ప్రవేశిస్తోంది. అంతేకాదు, అక్కడ మీరు శివాలయంలో అభిషేకం చేయాలంటే బకెట్లతో తీసుకెళ్ళి ఓ పోసేస్తాం, ఇక్కడ ఇంటికి తెచ్చుకొస్తాం అక్కడి నుంచి. ఏంటి అదే గంగ తెచ్చుకొచ్చారు, అభిషేకానికి కూర్చున్నారు, ఏం చేస్తారు? ఇంతే చిన్న పాత్రలో రోజు అభిషేకం చేయాలి కదండి. రోజు అక్కడ ఉంటే రోజు తీసుకెళ్ళి విశ్వనాథుడి పైన అలా పోసిదనే బకెట్తో బకెట్లతో. ఇక్కడికి ఇంతింతే టానికి, అంత గంగాధరుడికి నువ్వు ఇచ్చేది ఇంత. ఇక్కడ ఎందుకు అలా చేస్తున్నావు? లేదండి, గంగ ఎంతైనా ఉంటుంది, ఎంతైనా అక్కడ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఇంతే. కానీ ఈశ్వరుడుగా అనంతుడైన జీవుడిగా చెప్పేటప్పుడు మాత్రం ఇంతే. ఇది తెలుసుకోండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే బాటల్ అనేటువంటి పరిమితికి వచ్చేసింది, ఇక్కడ బుద్ధి అనే పరిమితిలోకి ఇమిడిపోయింది. కానీ గంగ మాత్రం ఒక్కటే, క్రమంగా ఆలోచించాలి. ఇది తెలియాలి అంటే ఇక్కడికి నువ్వు లాక్కొచ్చి ఈ ప్రపంచంలోకి లాగి దూరంగా పెడితే అంతే. నీకు అక్కడ అఖండానందం తెలియాలంటే అదే పాత్రని తీసుకెళ్ళి అక్కడికి, ఈ గంగ పాత్రని మూత విప్పు, ఆ గంగలో ముంచు, బయటకు తీకు పర్వాలే. ఇప్పుడు చెప్పు అందులో ఉన్నది బయట ఉన్న గంగ ఒకటి అవునో కాదు? అక్కడ ఎప్పుడు అది ఇది ఏకమైంది? అక్కడికి వెళ్ళి కలిపాక ఏకమైంది. అంతవరకు ఇది ఇంతే కదా. కనుక నువ్వు ఈశ్వరుడితో ఐక్యమయ్యే వరకు ఈ భేదం ఉంటూ ఉంటుంది. ఇక్కడ గ్రహించుకో, అక్కడ ఇది గ్రహించగలిగితే మన పరిమితి ఏంటో మనకు అర్థమవుతున్నది. ఇది అందుకు స్వతంత్రత, ఇది అందుకు బుద్ధి అనేటువంటి దానితో ఇతడు వీడే కర్త. వీడు కర్త కనుకనే నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు సాధన చెయ్యి అని చెప్తున్నావు. కర్త కాకపోతే సాధన చెప్తారని ఇంకెవడో కర్త అయితే చెప్తారా? ఇప్పుడు వాడు క్యాషియరు, వాడు కర్త కాడు, అక్కడ లెక్క పెట్టి ఇచ్చేవాడు మాత్రమే. కనుక వాడక్కడ చెక్కు సంతకం పెట్టించినా అంత అకౌంట్ ఉందో లేదో చూసి ఇవ్వాల్సింది. నువ్వే కదా, నీ చేతిలోనే డబ్బు ఉంది కదా, ఉన్నదంతా ఇచ్చేవే అనకూడదు. ఎందుకంటే వాడు కర్త కాడు అక్కడ. ఈ బుద్ధ్యాదులని అలాంటివి కనుకనే ఇక్కడ వీడు కర్త కనుకనే వీడికి చెయ్యు చెయ్యు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు వివరిస్తున్నారు, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిర్ధ్యాసితవ్య అనేది ఎవడికి? బుద్ధిగాడిక. బుద్ధితో ఉన్న జీవుడు తన బుద్ధితో ఆత్మని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఇక్కడ వివరం. కానీ బుద్ధి ఉపాధితోనే ఆధ్యాత్మిక సాధన, బుద్ధ్యుపాధితోనే లౌకికమైన ప్రయత్నములు. లౌకిక ప్రయత్నములు బుద్ధ్యుపాధితోనే, ఆధ్యాత్మిక సాధనలు బుద్ధ్యుపాధితోనే, రెండు బుద్ధ్యుపాధితోనే. చాలా గుర్తుపెట్టుకోండి. కానీ లౌకిక ప్రయత్నములు బుద్ధ్యుపాధితో చేస్తూ ఉన్నంతకాలం వాటితో సంఘం ఏర్పడితే లోకంలోనే పుడుతూ పెరుగుతూ చస్తూ వస్తూ ఉంటాం. కానీ ఈ బుద్ధ్యుపాధితో ఆధ్యాత్మిక సాధన చేస్తూ బ్రహ్మమే నేను అని తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత క్రమంగా ఈ జీవుడు బుద్ధ్యుపాధిని విడిచిపెట్టి బ్రహ్మములో లీనమైపోగలడు. కనుక ఇదే బుద్ధి అటు పనికి వస్తుంది ఇటు పనికి వస్తుంది, ఆలోచించుకోండి. కనుకనే స్వామి నాక స్వతంత్రత ఉన్నా సమర్థత లేదు, సమర్థత లేని స్వతంత్రం ఎందుకయ్యా? స్వతంత్రత లేని సమర్థత లేని స్వతంత్రత ఎందుకయ్యా? కనుక సర్వసమర్థుడివైన నిన్ను ఆశ్రయిస్తున్నాను అని బట్టి నా బుద్ధికి సరైన ప్రేరణీయవయ్యా అంటూ సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు ధియోయోన ప్రచోదయ తరుణంలో తప్పి ఉన్నది ఇక్కడ ఆలోచించింది. ఇక్కడ అలా క్రమంగా తీసుకువెళ్ళాలి సాధనకి. ఇక్కడ ఈ విధంగా నిధిధ్యాసన సమాధి సమాధ్యభావాచ అనే సూత్రంలో చెప్తున్నారు. జీవుడు బుద్ధ్యుపాధితో కర్త కాకపోతే అతడికి సమాధి కోసం సాధన చెయ్యు, నిధిధ్యాసనం చెయ్యు అని చెప్పరు కదా అని ఈ అధికరణం పూర్తి చేశారు. ఇప్పుడు మరొక మాట చూపిస్తున్నారు, జీవుడు కర్త అన్నారు, తేలిపోయింది కదా. జీవుడు కర్తృత్వం అనేటటువంటిది నిజంగా జీవుడికి ఉన్నదా? జీవుడే కర్తకర్త అని చెప్పేసి కర్తృత్వం ఉందా లేదా అని ఆలోచిస్తున్నాడు. చూడండి ఎంత అంటే అవిద్యలో బాగా చేరిపోయి విద్య వైపు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి ఆలోచించడం ఎంత కష్టమో చూడండి. ఎందుకంటే బుద్ధిపాతతో ఉన్న జీవుడికి కొన్ని జన్మల నుంచి కూడాను ఇలా ఆలోచించడం అలవాటు కాలేదు. ఎందుకు చిక్కొస్తోంది చెప్తూ ఉంటే అందినట్టే అంది ఎందుకు చేయి జారిపోతుంది అనే దానికి సమాధానం చెప్తున్నాం ఇక్కడ. అనేక జన్మల నుంచి బుద్ధి అనే ఉపాధితో శరీరములైన ఉపాధులు కొన్ని కోట్లు పొంది తిరగడం వల్ల ఈ విధమైన ఆలోచన ఎప్పుడూ చేయలేదు. వాడు చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేవాడు కదా, అప్పుడు ఎప్పుడు మోక్షం పొందిపోయేవాడు. అలాగే చేయకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా అలవాటు అవ్వడం వల్ల వెంటనే పట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎప్పుడూ నడవని వాడికి ఒక్కసారి రన్నింగ్ రేస్లో పెడితే ఎంత అవస్థ ఉంటుందో. ఎప్పుడూ ఈ విచారణ చేయకుండా ఇన్ని జన్మల దాకా ఈడ్చుకొచ్చి ఈ జన్మలో పడ్డాక ఈ జన్మలో హఠాత్తుగా రాదు జ్ఞానము. అందుకే అందినట్టే అందుతుంటుంది, జారిపోతుంటుంది. ఆ జారిపోతున్న ప్రతిసారి కొంతమంది ఏమనుకుంటారంటే జారిపోతున్నాం కనుక అందుకోలేమని వదిలేస్తారు. ఒక్కడు ఉంటాడు మహానుభావుడు, వాడు ఓపిక చాలా ఎక్కువ. వాడు జారుతూ ఉన్నా ఇంకా గట్టిగా మరికొంత పట్టుబట్టి అలా అలా అలా అలా ఎప్పుడో ఆ కొనకి అందుకుంటాడు. ఇది గ్రహించవలసిన అంశం. అందుకే ఎందుకు జారిపోతున్నాం, ఎందుకు అందట్లేదు అంటే కారణం ఇది. అలవాటైపోయింది ఉపాధులతో ఐక్యం అనేటువంటిది. దానికి భిన్నంగా చూపించే ప్రయత్నం చేయగానే ఇంత క్లిష్టం. సరే ఇదేమైనా జీవుడు కథ కనుక మనకి చాలా దగ్గరగానే ఉంటుంది. తత్పదార్థం కంటే త్వం మరికొంత తేలిక అనిపిస్తుంది, కానీ ఇది మహాకష్టమే. అది కొరడా దెబ్బలు కొడుతున్నంతసేపు గుంజులు బెటర్ అనిపించింది ఒక ఆయనకి. వాడు తప్పు చేశాడు, రాజుగారిదే తీసుకొచ్చారు. పాప ఆయన నువ్వు కొరళ దెబ్బలు కావాలా గుంజీలు కావాలా అన్నాడు. ఇక్కడ గుంజీలే బెటర్ అండి అయితే గుంజీలు తీయన్నట్ట. 10 గుంజీలు తీసేటప్పటికల్లా అమ్మ తీయలేకపోతే నువ్వు కొరళ దెబ్బలే బెటర్ అండి అన్నట్ట. ఇప్పుడు కొరళ దెబ్బలు కొడితే ఆ తట్టుకోలేకపోతే నువ్వు గుంజీలే బెటర్ అన్నట్టు రెండు తిన్నాడు. అదేమిటి చూడండి, ఇక్కడ అలా ఉంటుంది మనకి పరిస్థితి. ఇక్కడ తత్పదార్థం చాలా కష్టమని తొమ్మిది దగ్గరికి వస్తే వీడు ఊరుకోవట్లేదు. వీడు మనల్ని చాలా మెదడుకి చాలా వేదన పెట్టిస్తున్నాడు అండి. వీడేం తక్కువ వడుకాడు. ఇక్కడికి వస్తున్నాడు. ఈ కర్తృత్వం జీవుడిది అన్నారే, ఇది స్వాభావికమా సోపాధికమా? స్వాభావికం సోపాధికం రెండు శబ్దములు ఇక్కడ. స్వాభావికం అంటే బై నేచర్ ఉంటే, సోపాధికం అంటే ఉపాధి వల్ల వచ్చింది. ఒక ఆయన అన్నాడు, మీరు ఇంకా రాలేదండి, నేను చాలా తొందరగా వచ్చానండి అన్నాడు. వాడు కారు ఉంది, వీడు కారు లేదు, కానీ వీడు తొందరగా రావడం అనేది సోపాధికం. వీడికి కూడా కారు లేకపోతే ఆలస్యంగా రావడమే స్వాభావికం. సరే మొత్తానికి సోపాధికం ఉపాధి వల్ల వచ్చిన లక్షణమా లేకపోతే సహజంగానే కర్తయా? సహజంగా జీవుడు కర్త కాడు, వీడు కర్తృత్వము సోపాధికమే. అది ఇది ఎస్టాబ్లిష్ అవ్వడానికి సూత్రం ఇక్కడ తెచ్చాడు, కానీ చెప్పడం నేను ఇందాకటి నుంచి చేస్తూనే ఉన్నాను. జాగ్రత్తగా పట్టుకుంటే బుద్ధితో కలిసి అని అంటూనే ఉన్నాను. కానీ బుద్ధితో కలిసి అంటే సోపాధికమే కదా, సోపాధికమే. ఉపాధి వదిలిస్తే హాయిగా ఉంటాడా? హాయిగా ఉంటాడు. ఎలాగయ్యా అంటే మంచి ఉపమానం చెప్తున్నాడు శంకరులు. చూడండి మంచి కవండి శంకరులు, అందుకే అద్భుతంగా చెప్తున్నాడు. తక్షకుడు అంటే యథాచ తక్షోభయత తక్ష అంటే వడ్రంగి పని చేసేవాడు. అతడు ఉలి బాడిష ఇత్యాది పరికరాలు పట్టుకుని పనిచేస్తుంటాడు. చేస్తున్నంతసేపు శ్రమ పడుతున్నాడు, అవునా లేదా? కొంతసేపు ఇక విడిచిపెట్టి విశ్రాంతి తీసుకున్నాడు. వాడి శ్రమ ఎప్పుడొచ్చింది? ఆ ఉపకరణాలు పట్టుకుని పనిచేసేటప్పుడు శ్రమ అన్నది వచ్చింది. ఆ శ్రమకి ఎవడు కర్త అయ్యాడు? ఈ కర్తృత్వం నువ్వు ఉలి మీద వేస్తావా, బాడిస మీద వేస్తావా, చెక్కుతున్న కర్ర మీద వేస్తావా? ఎవరిది కర్తృత్వం? సుఖపడేది దుఃఖపడేది ఏమిటి? ఇంత శిల్పమో లేదో కర్రబల్లో చేశాక ఉలి బలే చెక్కాయని అనుకోదు, అనుకుంటుందా? ఉలితో చెక్కిన వీడు అనుకుంటాడు. అక్కడ కర్తృత్వం ఎవరు చెప్పండి, చెక్కింది ఎవరు? ఇక్కడ ఎన్ని ఎన్ని ఆలోచిస్తున్నాడు ఇక్కడ. అందుకు అది విడిచిపెట్టేశాడండి, కొట్టడం అనేది విడిచిపెట్టేశాడు. ఎంత హాయిగా ఉన్నాడు ఇప్పుడు, శ్రమ ఉందా బాధ ఉందా? ఎలాగైతే ఈ తక్షుడికి అనగా ఆ పని చేసినటువంటి వాడు తన యొక్క సాధనాలు అయితే పక్కన పెట్టేసాక ఎలా ఆనందించాడు, సంసారి ఉపకరణాలకు అతీతుడైతే అంత ఆనందిస్తాడయ్యా అని చెప్పాడు. లేకపోతే ఎప్పుడు కొట్టుకుంటూ చెక్కుంటూ వెళ్ళడమే ఇది నీ పని అని చెప్పాడు. ఇక్కడ ఇంతవరకు అద్భుతంగా ఎంత ఇటుక కట్టినట్టు గోడ కట్టినట్టు చెప్తున్నాడండి. ఎంత ఓపిగ్గా, ఎంత పద్ధతిగా, ఎంత చక్కటి ఉపమానాలతో, ఎంత తేటగా చెప్తున్నాడు. అంత తేటగా చెప్తున్నా మనం పట్టుకోలేకపోతున్నామంటే ఇక్కడ గ్రహిస్తున్నారు. నేను సామాన్యుల గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఎదురు ఉండేవాళ్ళు మహాత్ములైనా సామాన్యులకు బోధిస్తున్నట్టు అనుకుంటే కానీ అసలు చెప్పడం అనేది జరగదు. కనుక ఇక్కడ మాట్లాడడమే కానీ ఇక్కడ ఉన్న ఏ ఒక్కరిని కూడా నేను సామాన్య దృష్టితో చూడడం లేదని మరొకసారి విన్నపం చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇక్కడ ఏ ఉపాధులు కనబడట్లేదు. ఒక్క నేను ఇన్ని రూపాయలై నా ముందు కూర్చుంటే నాకు నేను చెప్పుకుంటూ మన్నం చేసుకున్నట్టు ఉన్నదే తప్ప మరొకటి లేదని నిజాయితీగా మీ ఇక్కడ విన్నవించుకుంటున్నాను. ఇక్కడ అందుకే సామాన్యత్వాది భాషలది కూడా అస్మద్దృష్టితోనే చెప్పడమే తప్ప మరేమీ కాదు ఇక్కడ విచారణ మార్గంలో. అందుకు ఇక్కడ పరాయత్త అధికరణం, పరాయత్తాధికరణం, ఇది మంచి అధికరణలో ప్రవేశిస్తున్నాం. కనుక ఇప్పుడు జీవునికి కర్తృత్వము ఔపాధికము, ఔపాధికమన్న సోపాధికమన్న ఒకటి, ఉపాధి వల్లనే వచ్చినది అని. అయితే ఇప్పుడు ఈ కర్తృత్వం అంటే ఉపాధితో జీవుడు ఈ కర్తృత్వం చేయడం అనేది తనంత తాను చేయగలుగుతున్నాడా లేదేదా మరేదైనా శక్తి యొక్క అపేక్షతో చేస్తున్నాడా? అపేక్ష అంటే బేస్డ్ దాని సహాయం అని అర్థం తీసుకోండి. అది లేకపోతే చేయలేడు, అది అపేక్ష. ఇక్కడ నేను పుస్తకం చదవాలి అంటే కాంతి అపేక్ష కావాలి, ఇది అపేక్ష అంటే అర్థం, అపేక్ష. అలాగా ఇక్కడ జీవుడికి అపేక్ష కావాలి కదా, అపేక్ష ఎవరు? ఇది ప్రశ్న ఇస్తుంది. అంటే ఈ కర్తృత్వం అతనికి సాపేక్షకమా నిరపేక్షకమా అన్నాడు. అంటే ఇదేది లేకుండానే వాడు కర్తృత్వం వచ్చిందా, ఉపకరణాలతో సహే సరే ఇంకే ఏదైనా ఆధారం ఉన్నదా? అంటే ఈ కర్తృత్వం ఈశ్వర సాపేక్షమా నిరపేక్షమా అనే మాట అనమాట. ఈశ్వర సాపేక్షం ఇక్కడ వచ్చాడు మళ్ళీ నువ్వు ఎవడు తత్తుగాడు వాడొచ్చాడు ఇప్పుడు మళ్ళీ. మరి త్వంకి తత్తుకు ఉన్న రిలేషన్ ముందు తెలుసుకుంటే తర్వాత అసలు రిలేషన్ కాదయో ఒకటే అనే విషయం తర్వాత తేల్చచ్చు. కనుక ఇప్పుడు ఇంతవరకు తొమ్మైంది కదా, ఈ తొమ్మలోనే భాగంగానే భావిద్దాం ఇది. ఇప్పుడు ఈ అధికారణంలో దీన్ని చర్చిస్తున్నాడు. కనుకనే జీవుని యొక్క ఈ కర్తృత్వం అనేది ఈశ్వర సాపేక్షమా నిరపేక్షమా, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఇందులో సమాధానం చూపిస్తున్నారు. పరాత్ తచ్ృతేహే, ఇది సూత్రం. అందుకే దీని పేరు పరాయత్తాధికరణం అని వచ్చింది. పరాత్, పరాత్ అంటే జీవుడి కంటే పైవాడు అంటే ఎవరు? ఈశ్వరుడు అంతే. కనుకనే పరాత్ అంటే ఈశ్వరుడు వల్లనే తచ్ృత కలుగుతున్నది అని శృతి ప్రమాణం ముందు అది చెప్పారు కదా, శాస్త్రమే చెప్తున్నది. ఎలాగూ అంటే జీవుడే కర్త అని చెప్పినప్పటికీ కూడా ఈశ్వరుని వల్లనే వాడికి ఆ కర్తృత్వం అనేది లభిస్తున్నది. ఉపకరణములు ఇవైనా శక్తి మాత్రం అది. ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ అది గ్రహించవలసిన అంశం. ఈశ్వర సాపేక్షత్వాత్ ఇది చాలా, ఇక్కడ శంకరులు ఇచ్చిన వ్యాఖ్యానమే కవిత్వం అనండి ఇంకేమనండి, ఒక మధుర మధుర మధురమైనటువంటి గుంపండి. ఆ వాక్యాలు చూస్తూ ఉంటేనే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటాయి, అంత ముద్దు ముద్దుగా చెప్పారు ఇక్కడ శంకర భగవత్పాదులు వారు. ఆనందకరంగా విజ్ఞానం చెప్తే ఈ భావాలు వస్తాయండి, అది నేను చెప్పేది. అంత ఆనందం కలిగేటట్టు చెప్తారు శంకరులు. ఎందుకంటే ముందు శృతి ఏం చెప్పిందో చూడండి. ఏష ఏవ సాధుకర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్య ఉన్నినీషతే, ఏష ఏవ అసాధుకర్మ కారయతి తం యమథో నినీషతే. ఇది నిన్న మనం ఈ మంత్రం చెప్పుకున్న కౌశీతిక బ్రాహ్మణులది ఏమిటంటే, ఎవడిని ఊర్ధ్వలోకాలకి తీసుకోపోదలుచుకున్నాడో పరమాత్మ వాడి చేత మంచి పనులు చేయిస్తాడు. ఎవడిని అధోలోకాల్లో పడేద్దామనుకున్నాడో వాడి చేత చెడు పనులు చేయిస్తాడు అన్నప్పుడు జీవుడికి నియామకము ఆయన అని తెలిపేంది కదా. కనుకని ఈశ్వర సాపేక్షమే, ఈశ్వర నిరపేక్షము కాదు. ఈశ్వరుడు అనేవాడే లేకపోతే జీవుడు వేవించలేదు. బుద్ధుంది జీవుడు ఉన్నాడు చేసేసుకుంటూ ఉంటే కాదుట, ఆయనకి ఆయన ఉండట. అందుకే ఆత్మని తిష్టన్ ఆత్మానమంతరోయమయతి అని మళ్ళీ బృహదారణ్యకంలోని మంత్రమే. అంటే ఎవడు జీవునిలో ఉంటూ జీవుణ్ణి యమిస్తాడో అన్నప్పుడు అక్కడ కూడా ఈశ్వరుడు గురించి చెప్తున్నది. కనుక ముందు ఉపనిషత్తు చెప్పింది. కనుకనే నిజానికి జీవుడికి సమర్థత లేదు. ఎందువల్ల లేదు? వాడు దీనికి మాత్రమే పరిమితముడై ఉండడం చేత అది ఇక్కడ సమర్థత లేదు. అయితే జీవుడు అవిద్యావసుడై ఉన్నంత వరకు, శంకరులు చాలా జాగ్రత్తగా చెప్తున్నారు, జీవుడు అవిద్యావసుడై ఉన్నంత వరకు కర్మ అధ్యక్షుడు సర్వభూతాం తర్యామి సాక్షిస్వరూపుడు అయిన పరమేశ్వరుని వల్లనే జీవుడి కర్తృత్వ భోక్తృత్వ లక్షణాలు కలిగిన సంసారము లభిస్తుంది అన్నాడు ఇక్కడ. కనుకనే కర్మాధ్యక్షుడు ఎవడు? సర్వనియంత ఎవడు? పరమాత్మ. ఆయన నియామకం చేతనే జీవుడికి ఈ సంసారం అంతా తయారైంది. వీడంతటి వీడు తయారు చేసుకోలేడు, ఆయన ఇస్తేనే తయారైంది. అవునా లేదా? అంతేకాదు ఆయన అనుగ్రహిస్తేనే ఈ సంసారం నుంచి బయటపడి మోక్షం కూడా పొందగలడు. ఇక్కడ వచ్చింది. కనుక ఈశ్వరుడు మనకి నిజానికి కావలసిందే. అందుకే ఆమె ఉపనిషత్తు చాలా చక్కగా వెళ్తుంది. తత్వమసి ఉపదేశవాక్యం అంది, అహం బ్రహ్మాస్మ అనుభవవాక్యం అన్నది. ఎందుకు చెప్పుంటారో కొంచెం చమత్కారంగా, శాస్త్రవిరుద్ధం కాని చమత్కారంతో ఆలోచిద్దాం. తత్ త్వం అసి, బ్రహ్మమే నువ్వై ఉన్నావు. మీకు బ్రహ్మసూత్రములు కూడా అదే క్రమంలో మొదలైంది. చూడండి, ముందు బ్రహ్మము గురించి చెప్పి తర్వాత జీవుడి గురించి చెప్పాడు, మొదలు జీవుడి గురించి చెప్పలేదు. తత్వమసి వాక్యం విచ్చుకుని కనిపిస్తే బ్రహ్మసూత్రములు అంతే, ఇంకేం లేదు. తత్వమసి ఉపదేశవాక్యం కాకపోతే శాస్త్రం ఇంకేం చెప్తారు? తత్వమసి ఉపదేశవాక్యం అహం బ్రహ్మాస్మి అనుభవవాక్యం. అంటే గురువుగారు చెప్పారు ఏమని, తత్వమసి. సామవేదం ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది ఇది. చెప్తున్నాడు ఉద్దాలకుడు శ్వేతకేతుతో, తత్వమసి శ్వేతకేతో. ఎన్ని మార్లు అంటాడు? 9 మార్లు అంటాడు ఇక్కడ. శ్వేతకేతో తత్వమసి, తత్ త్వం అసి, ఆ బ్రహ్మము నువ్వై ఉన్నావు. ఇది మాట అక్కడ, నువ్వై ఉన్నావు, ఎవర్ ఎగ్జిస్టింగ్, నువ్వై ఉన్నావు, ఆ బ్రహ్మము నువ్వై ఉన్నావు. అంటే మొట్టమొదట ఆ బ్రహ్మము ఏమిటో స్పష్టము చేసి అది నువ్వై ఉన్నావు అని చెప్పాడు. అప్పుడు వీడంటాడు, సాధన చేసే అనుభవం లభించాక, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమనై ఉన్నాను అన్నాడు. ఈ మాట ఎప్పుడన్నాడు? ఉపదేశం యొక్క లబ్ధి పొందిన తర్వాత అన్నాడు ఈ మాట. అంటే ముందు తత్పదార్థాన్ని అర్థం చేసుకుని అదే నాయందు ఉన్నది అని తెలుసుకుంటూ, నాయందు ఉన్నది అన్నప్పుడు ముందు అది ఒప్పుకోవాలి. నాయందు ఉన్నదని ఒప్పుకుంటే తర్వాత అది నేనే ఉందా, నాకు భిన్నముగా ఉందో తర్వాత ఆలోచన. కనుక తత్ త్వమ్ను నియమిస్తుందని ముందనుకో, తర్వాత అసికి వెళ్దాం. ఇది జాగ్రత్తగా, అందుకే ముందు తత్ శబ్దం చెప్పి త్వంలోకి వస్తున్నాం. ఇప్పుడు ఈశ్వరుని వల్లే రెండు వస్తున్నాయి అనగానే మళ్ళీ ఆయన్ని పట్టుకుని నిగ్గదీసేటువంటి మరొక ప్రశ్న రెడీగా వచ్చేస్తుంటుంది చాలామందికి. ఆయనే ఈ సంసారం అంతా కల్పిస్తున్నాడు జీవుడికి, ఆయనే మోక్షమిస్తున్నాడంటే పని కట్టుకుని నెట్టాడు, పని ఎందుకు చేయాలి అనే ప్రశ్న వస్తే నిన్ననే సమాధానం చెప్పారు కానీ అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ శంకరులు చెప్పినటువంటి అందమైన భాష చూడండి. అవిద్యావస్థాయాం కార్యకారణ సంఘాత వివేకదర్శినో, కార్యకారణ సంఘాత అవివేకదర్శిన అదనమాట. జీవస్య అవిద్యాతిమిరాంధస్య, అబ్బా ఏమి మాటలండి, అవిద్యాతిమిరాంధస్య, అవిద్య అనబడే గాఢమైన తిమిరము చేత గుడ్డివాడైపోయినటువంటి జీవుడు. ఏమిటి అవిద్య? అవిద్య గురించి మొదటి నుంచి చెప్తున్న విద్య తర్వాత గురించి, ముందు అవిద్య చూడండి. తాను కానిది తాను అనుకోవడం బాగా అలవాటైపోయిన మిథ్య, అది కరడుగట్టుకుపోయిందండి, కరడుగట్టుకు. అందుకే జీవస్య అవిద్యా తిమిరాంధస్య, అంత గట్టి మాట. సతః పరస్మాదాత్మనః కర్మాధ్యక్షాత్ సర్వభూతాధివాసాత్ సాక్షిణః చేతయతుః ఈశ్వరాత్ తదనుజ్ఞయా కర్తృత్వ భోక్తృత్వ లక్షణస్య సంసారస్య సిద్ధిః తదనుగ్రహేతుకైనైవ చ విజ్ఞానేన మోక్షసిద్ధిర్భవితుమర్హతి. ఇది ఇక్కడ వినిచారు. దీని మాట అంటే అవిద్యావస్థలో శరీరేంద్రియ సముదాయం కంటే తాను వేరు అని తెలుసుకోలేక, ఎలాంటి మాటలు చూడండి, ఎక్కడ కన్ఫ్యూజన్కి అవకాశం లేదు, ఏకాగ్రత రిక్వైర్డ్, అంతే విషయం. అలా యథేటగా ఉన్నది, ఏకాగ్రత కావాలి. అందుకే ఇక్కడ శరీర కార్యకారణ సంఘాత వివేక దర్శిన ఈ మాట ఇక్కడ చెప్తున్నాడు. కార్యకారణం అంటే శరీరేంద్రియములు, మరేమిటి? ఈ శరీరేంద్రియ సముదాయము కంటే తాను వేరైన వాడును తెలుసుకొనక అవిద్య అని తిమిరించేత అంధుడయ్యున్న జీవునకు, వాడికి కర్మాధ్యక్షుడు, సకల భూతాల్లో నివసించేవాడు, సాక్షి, చైతన్య రూపుడైన ఈశ్వరుని వల్లనే, ఆయన అనుజ్ఞ చేతనే కర్తృత్వము భోక్తృత్వము లక్షణాలుగా ఉన్న సంసారము కలుగుతున్నది. ఆయన అనుజ్ఞ చేత కలుగుతోంది, ఆయన అనుగ్రహం చేత మోక్ష సిద్ధిస్తున్నాడు. అక్కడ అనుజ్ఞ అని వేశాడు, ఇక్కడ అనుగ్రహం అని వేశాడు. అందుకే పదాలు కూడా ఎంత చక్కగా వేశాడు, ఆ శబ్దంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇక్కడ. అందుకే తదనుజ్ఞయా కర్తృత్వ భోక్తృత్వ లక్షణస్య సంసార సిద్ధి తదనుగ్రహ హేతుకేనైవ చ విజ్ఞానేన మోక్ష సిద్ధిర్భవితమర్హతి. అంటే ఈశ్వర శరణాగతి ప్రపత్తి అనే దాన్ని శంకరులు ఈ దశలో అంగీకరిస్తున్నారు. ఈ దశలో, ఈ దశ పండిపోతే అప్పుడు అనొచ్చు, ముందు నువ్వే దిక్కు నువ్వే దిక్కు అని, ఆ తర్వాత నువ్వే నేను అని వాడికి వెళ్ళిపోవచ్చు. ఎంత బాగుందండి, సృష్టిలో ఎవరి దగ్గర చల్లదు, ఒకటి దగ్గర మీరు లేకపోతే నేను లేనండి అంటూ అంటూ కొంతకాలం ఇంక నువ్వే నేనండి అంటే వాడు ఊరుకోడు. అది మనం గత ఏడాది చెప్పుకున్నాం, రాజుగారి దగ్గరికి వెళ్ళి మీరు లేకపోతే నేను లేనండి, మీరే నాకు అన్నీ ఇవ్వాలండి అని అంటుంటే సరే సరే అని రాజుగారు అన్నీ ఇస్తుంటారు, కొన్నాళ్ళు లేకపోతే నేనే రాజునండి అంటే వాడు ఊరుకుంటాడండి. ఒక్క పరమేశ్వరుడు ఒక్కడే ఊరుకుంటాడు, వాడి దగ్గర ఉండి శరణాగతి శరణాగతి చక్కడ చెప్పి తర్వాత శివోహం అంటే అవునాయన అంటాడు ఆయన ఒక్కడే. అందుకే ఒక్క ఆయనే ఆశ్రయిస్తే క్రమంగా తననే చేసేస్తాడు, అందుకే ఆశ్రయిస్తే ఆయన్ని ఆశ్రయించాడు ఇక్కడ. అదండి ఇందులో ఉన్న అందం, అది ఇందులో ఉన్న ప్రత్యేకత. అందుకు యజ్ఞపి రాగాది దోష ప్రయుక్త సామగ్రి సంపన్నశ్చ జీవ యజ్ఞపి లోకే కుష్యాదిషు కర్మసు నిస్వరత్వ కారణత్వం ప్రసిద్ధం. ఇక్కడ ఈ మాటకొస్తే జీవుడు చేసే కృషి మొదలైన వ్యవహారాలన్నీ కూడా ఈశ్వరుడి వల్లనే జరుగుతున్నాయా అంటే ఆయన ప్రేరణ వల్లనే, ఆయన ఇచ్చిన శక్తితోనే జరుగుతున్నాయి. శక్తి ఆయనదే, శక్తి ఆయనదే. ఆయనిచ్చిన శక్తితో వీటిని ఉపకరణంగా వాడుతూ ఉపకరణాలు నేనని భ్రాంతి పడిపోయి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోవడం వల్ల దీనికి పరిమితులైపోయాడు. అయిపోయింది, స్పష్టం, ఇక్కడ తేలిపోయింది. కనుకనే తాను దేని వల్లవి చేయగలుగుతున్నాడు అని ఆలోచిస్తే ఈ శక్తి అంతా ఎవడదో తెలిస్తే సర్వశక్తిమంతుడైన వాడే ఇక్కడ నేను అనుకోవడానికి కారణం, కానీ ఉపకరణాలు కౌరవ బాబు అని గ్రహించగలడు కదా, క్రమంగా తీసుకెళ్ళిపోతుందా లేదా. అందుకు ఈ పరాయత్తాధికరణం ఇంత చక్కగా చెప్తున్నది. అయితే మరి కృతప్రయత్నాపేక్షస్తు విహిత ప్రతిషిద్ధార్థ వై అర్థాదిభ్య, ఇక్కడ మళ్ళీ మనం పట్టుకున్నాం పరమేశ్వరుణ్ణి. అయ్యా నువ్వే సంసారం కల్పిస్తున్నావు, నువ్వు అనుగ్రహిస్తే మోక్షం ఇస్తావు, కనుక ఏదో అనుగ్రహించకూడదు, కోరుకోరిది ఇవ్వ ఇచ్చేవెందుకు అంటే ఇక్కడ పరమాత్మకి వైషమ్య నైర్ఘుణ్యము లేవు అని నేను చెప్పుకున్న కారణం ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఆయనకు ఒక పక్షపాతము లేదు, నిర్దయ లేదు. మరి ఎందుకు ఇచ్చేస్తున్నాడు అంటే కర్మాపేక్ష, వీడికి ఈశ్వరాపేక్ష వచ్చింది, ఈశ్వరుడు కర్మాపేక్షతో చేస్తున్నాడు. ఇక్కడ కర్మాపేక్ష అని ఈశ్వరుడిని బేస్ అయి వాడున్నాడు, వీడు కర్మని బేస్ చేసుకుని ఆయన ఈ ఫలితం ఇస్తున్నాడు. ఇక్కడ ఇది గ్రహించవలసింది, వీడు కర్మను ఆధారం చేసుకుని. ఎందుకంటే ఒక పెద్ద ఆఫీసరు తన కింద పనిచేసే ఉద్యోగులందరికీ జీతపత్యాలు ఇస్తాడు, ఇచ్చేవాడెవడు, వాడు అక్కడ లేకపోతే వీడికి పనిచేయడానికి ఏమీ లేదు, వాడే అన్నీ ఇచ్చాడు. కానీ జీతపత్యాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఎలాగో ఇచ్చేవాడు ఆయనే కదని అందరికి ఒకేలా ఇచ్చేస్తాడండి. అందరూ ప్రమోషను, ఒక డిమోషను, ఒకడికి బోనస్, ఒకడికి ఇవ్వకపోవడం, ఇవన్నీ చేస్తున్నాడే లేదా, ఎందువల్ల చేస్తున్నాడు? అప్పుడు వాడు మొహం చూడగానే బాగుందనిపించి, అలా కాదు కదా, దానికంటే ఒక స్టడీ ఉంది, ఒక రికార్డు ఉంది. ఈ చేసుకుపోయిన వాడికంటే అబ్జర్వ్ చేసిన వాడికి అవన్నీ తెలుస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ వాడు మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు వీడి సర్వీసు మొత్తం కూడాను, అవునా లేదా? ఒక నువ్వు పనిచేసే ఒక కార్యాలయానికి నియామకుడే నీ యొక్క కర్మ కృతాకృతములు పరిశీలించి ఫలితం ఇస్తూ ఉన్నప్పుడు సర్వ విశ్వ కార్య నిర్వాహకుడైన పరమాత్మ నీ కృతాకృతాలను ఉద్దేశించే చేస్తాడు కదా, అది ఎక్కడ ఉంటుందండి? కానీ కర్మను ఆధారం చేసుకుని ఇస్తాడు సుమా, అలా చేస్తాడు. ఎందువల్ల అంటే ప్రపంచానికి అని సేతువు గనక, ఈ మాట తర్వాత ఎక్కడ సూత్రం వస్తుంది కానీ ఇక్కడ తెచ్చుకొచ్చా, పనికి వస్తుంది అని సేతువు. ఈ సేతువు గురించి చర్చ వస్తుంది, అక్కడ తప్పించుకోవచ్చు ఇక్కడ చెప్పేస్తే. సేతువుట, ఈ సేతువు గురించి చెప్పాను నిలబెట్టడం అని. సేతువు, సేతువు అంటే ధర్మముతో ప్రపంచాన్ని నడుపుతుంటాడు పరమాత్మ. కనుకనే ధర్మాధర్మం అనే వ్యవస్థ రూపముగా జగత్తు నియమించేవాడు. ఇలా చెయ్యు, అలా చెయ్యు అని ప్రపంచంలో ధర్మాలన్నీ ఆయనే నిలబెట్టాడు. సముద్రానికి చెలీలి కట్ట దాటద్దని ధర్మం ఎవడు నిలబెట్టాడో, సూర్యుడు వెలుగును మాత్రమే ఇవ్వాలని ధర్మం ఎవడు పెట్టాడో, పర్జన్యు నుంచి మబ్బు మాత్రమే కురవాలని ధర్మం ఎవడు పెట్టాడో, అతడు ధర్మకర్త, యతో ధర్మ అని ధారయన్ అని. ఆ ధర్మకర్త అయిన పరమేశ్వరుడే యస్య నిశ్వసితం వేదాహ అని ఉపనిషత్తే చెప్తున్నట్లుగా ఆయన ఊపిరులు వేదములు, వేదాది శాస్త్రముల ద్వారా ఇది విహితం, ఇది నిషేధం, ఇది చెయ్యు, ఇది చెయ్యు కనుక ధర్మాన్ని చెప్పాడు. ధర్మం ఎందుకంటే పెట్టాడు, ధర్మం లేకపోతే బతుకు సాగదు కనుక. ఎందుకంటే నువ్వు అనుకుంటున్న ఇంద్రియాదులు, బుద్ధి, వీటన్నిటికీ ఉన్న పరిమితులు కొన్ని ఉన్నాయి. ఈ పరిమితుల్లో ఉన్నప్పుడు వాటితో ఏం చేయాలో అది చేయాలి, ఏం చేయకూడదు చేయకూడదు, ఇది విధి నిషేధములు. అవి నీ యొక్క ఈ శరీరంకి పరిమితమైన బుద్ధికి తెలియబడదది. చిన్నపిల్లాడు అక్కడ దీపం కనిపిస్తుంటే ఎర్రగా కనపడితే తినేయాలని వెళుతూ ఉంటాడండి. తినేయాలని వెళుతున్నప్పుడు బాబు తినకట్టుని తల్లి, తల్లి వాడికి శత్రువులా కనబడుతుంది, నన్ను ఆ కనబడుతున్న ఎర్ర వస్తువు తిన్నవ్వకుండా చేసింది అని వెంటనే అక్కడ కొడుతుంది తల్లి. ఇంకా కావాలంటే వాడి నడుముకు ఒక తాడు కట్టి పెడుతుంది. ఎందుకు కట్టిందండి? రూల్, వాడు మింగేస్తాడని. ఒకవేళ వాడు తెంచుకునే అక్కడ కొట్టింది ఆవిడే, ఎందుకు కొట్టింది? వైషమ్యమా నైర్ఘుణ్యమా చెప్పండి, ఇక్కడ ఎందుకు అలా చేసింది అంటే అది మింగితే చస్తావరా, చస్తామని జ్ఞానం తమకు తెలియదురా, ఇప్పుడు చెప్పినా అర్థం కాదురా, అందుకే ఇదే చేశాం ఇక్కడ. ఎందుకని అక్కడ తల్లికి పిల్లాడిపై వైషమ్యాన్ని అర్ఘం కారుణ్యమే కదా, అలాగే ఈశ్వరుడిది కారుణ్యమే, ఇది అర్థం చేసుకోవాల్సింది. మరొకటి లేదు ఇక్కడ పరమాత్మది కూడా. కనుకనే వాడి వాడి వాడి యొక్క దీనికి ఆ ధర్మం అనే బద్దె లేకపోతే ప్రపంచం ఏమైపోతుంది? అంతా ఆత్మయే కదండి అనుకుని ఎవడు ఎవడు పెడితే వాడితే అలా హద్దులు విస్మరించి తిరిగితే ఏమవుతుంది ప్రపంచం? ఒక్కసారి ఆలోచించండి. కానీ ప్రపంచ నిర్వహణలో ధర్మం ఉన్నది, అది తెలుసుకోవాల్సింది. ప్రపంచ అతీతంలో ధర్మము లేదు, అధర్మము లేదు, అక్కడ గొడవే లేదు. వ్యవహారం ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది. ఎన్ని పెద్ద కబుర్లు చెప్పినా, ఎంత ఉపన్యాసం ఆధ్యాత్మిక వేదాంతం చెప్పి ఇంటికి వెళ్ళినా, మా అబ్బాయి అండి, మా ఆవిడండి, మా అబ్బాయి గారికి కొంచెం ఒంట్లో బాగోలేదండి, ఆయనకు కొంచెం ఆదాయం బాగుండాలంటే అనుకున్నంతసేపు ఆదాయం తెచ్చే పద్ధతిలో ధర్మము ఉండాలి, అధర్మం ఉండాలి. అందుకే కనుక ఆత్మజ్ఞానం వచ్చింది కనుక అధర్మంగా తెచ్చినా పర్వాలేదు అంటే వాడిని కూడా తీసుకుని జైల్లో పెడతారు అన్న లేదా. కనుకనే ఇక్కడ ఎన్ని శాస్త్ర సైద్ధాంతిక కబుర్లు చెప్పినప్పటికీ కూడా వ్యవహార జగత్తులో ధర్మం ఉంటుంది. ధర్మాధర్మం ఏర్పరిచిన వాడు పరమాత్మ అంతే. నిప్పు ముట్టుకుంటే కాలుతుందని వ్యవస్థ ఎవరు ఏర్పరిచారు? ఇప్పుడు కూడా కాలింది, ముట్టుకుంటే కాలింది నీకు, కానీ ముట్టుకుంటే కాలుతుందనే వ్యవస్థ ఎవరు ఏర్పరిచారు? ప్రకృతే కదా, ప్రకృతి అంటే పరమేశ్వరుని యొక్క శక్తియే కదా చెప్పండి ఇక్కడ. కనుక ఎవరు ఏర్పరిచే నియమాలన్నీ అక్కడ నిప్పు ముట్టుకుంటే కాలుతుంది కనుక ముట్టుకోక అనేది ఎలాంటి నియమమో శాస్త్రము సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మ ప్రమదహ ఇలాంటివి అవే ధర్మములు. కనుకనే ధర్మరక్షణ నిలబెట్టేటప్పుడు ఆ మహానుభావుడు అధర్మపరులైన వారికి దుఃఖాదులిస్తూ ఉంటాడు, ధర్మపరంగా ఉన్న వారికి సుఖాదులిస్తూ ఉంటాడు. నువ్వు ఒకప్పుడు పోగు చేసేసుకున్న ధర్మాధర్మముల ప్రకారంగా ఏ ఉపాధితో నువ్వు ఎంత భరించగలవో అంత మాత్రమే విత్డ్రా చేసి నీకు ఇచ్చి పంపిస్తూ ఉంటాడు ఆయన. ఈ ఉపాధి అయిపోయాక తర్వాత దానికి తగ్గట్టు దానికి పెడుతూ ఉంటాడు ఆయన. అలాగా ఇంట్లో తల్లి పాకెట్ మనీ ఏ రోజుకు ఆ రోజు ఇచ్చినట్టే ఏ జన్మకు ఆ జన్మకి ప్రారంభ రూపంలో ఇస్తుంటాడు ఆ పరమాత్మ. గుర్తుపెట్టుకోండి, కర్మఫల ప్రదాత అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. కానీ సర్వసమర్థత్వం పరాత్తు తచ్చుతేహే ఈ విషయంలో చెప్తూ అంశాధికరణం అని గొప్ప మాట చెప్పాడు. జీవుడు భగవాన్ అంశయా, అంశ అంటే పార్ట్ అండి, అన్నీ చక్కగా వివరణ చేశాడండి. అంశయే అనడానికి ప్రమాణాలు కనబడుతున్నాయి శాస్త్రంలో. ఎందువల్ల అంటే నువ్వు ఆయన్ని తెలుసుకో అని వీడికి చెప్పాడు అంటేనే వీడు ఇంతవరకు ఈశ్వర చైతన్యమని ఒప్పుకున్నా అంశ అయితేనే వాడు చెప్తాను నువ్వు ఆయన్ని తెలుసుకో అని. పూర్ణమైతే చెప్పేది ఉంది అంటే సోన్వేష్టవ్యస్స విజిజ్ఞాసితవ్య ఏతమేవ విదిత్వా మునిర్భవతి ఏ ఆత్మని తిష్టన్నాత్మానమంతరో యమయతి. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే పరమేశ్వరుడు నియమిస్తున్నాడు, నియమింపబడుతున్నాడు అంటే అంశనే నియమించగలం కదా, కానీ నియమింపబడుతున్న వీడు అంశయే అనే మాట అనాలి. అలాగే మంత్రవర్ణాశ్చ, మంత్రము కూడా అంశని చెప్తోంది. ఎక్కడ చెప్తోంది చూడండి, తావానశ్చ మహిమ తతో జ్యాయాంశ్చ పూరుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అనే మాట ఉన్నదా లేదా? పాదము అంటే అంశభాగమే ఈ భూతము అంటే జీవకోటి. ఆయన త్రిపాత్ పైన మూడు భాగములు అంతే కదా. అపిచ స్మర్యతే, స్మర్యతే అంటే స్మృతి కూడా ఇదే చెప్తోంది కదా అన్నాడు. స్మృతి అంటే ఇక్కడ మనం భగవద్గీతలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన నా యొక్క అంశయే అని ఆయన కూడా చెప్పాడు కదా, మరేమంటావు అన్నాడు. ఇక్కడ నేను నిజమే అంటాను కానీ సత్యమని ఒప్పుకోను అని అడిగిన. నేను చాలా గొప్పవాడాను. ఎందుకు ఒప్పుకో? అంశని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు సూర్యుడు చూసేటప్పుడు చేతులను రకరకాల వంకలు పెట్టి చూడు. చూసినప్పుడు ఇలా చూస్తే సూర్యుడు ఇలాగే వంకగా కనబడతాడు. ఐదు రకాలుగా వంకలు పెట్టి చూస్తే ఐదు వంకలు కనబడతాయి కాంతిలో. చూడండి నిజంగా ఐదు వంకలు కాంతివా చేతివా? వంకలు కాంతికుందా చేతికుందా? సింపుల్ సమాధానమే కాదు, ఉపనిషత్తులు ఏం చెప్పారని అడగలేదుగా. చేతికే ఉన్నాయి వంకలు. అదే వంక పెట్టావో ఆ వంకలో కాంతి కనబడుతుంది. ఇలా చూసేట్టు ఒకడే. ఆ చూసినప్పుడు సూర్యుడికి ఆ తీవ్రత తగ్గింది కానీ వంకలు వంకలుగా చూడగలిగాడు. కానీ సూర్యుడు భలే వంక వంకలుగా ముక్క ముక్కలుగా ఉన్నాడు అండి. ఏమైనా బాగుందా అండి అక్కడ వంకలనిది? కానీ వంకలుగా ఆయన కనబడ్డం సత్యమే కదా. ఎంతవరకు సత్యం? నువ్వు చెయ్యి అడ్డు పెట్టడం అట్టు పెట్టి చూసేంతవరకు అది సత్యమే. అలాగే ఉపాధితో చూసేంతవరకు ఈశ్వరుడు జీవరూపల అంశగానే ఉన్నాడు. కనుక అక్కడ చేతులు అడ్డు ఎలాంటిది, ఇక్కడ ఉపాధి అడ్డు అలాంటిది. ఉపాధి అడ్డులో ఉన్న ఈశ్వర చైతన్యం అంశగా చెప్పబడుతూ జీవుడిగా చలామణుతుంది. ఇక్కడున్న కాంతి వేళ్లది కాదు, ఇక్కడున్న కాంతి మాత్రం సూర్యుడిదే. కానీ భాగంగా కనబడడం మాత్రం వేళ్ల వల్ల ఏర్పడింది. స్పష్టమైంది కదా. ఒకడు తలుపు అంతా ఇంట్లో బిడాయించి కూర్చుని చీకటి చీకటి చీకటి అన్నాడు, సూర్యోదయమైంది. అప్పటికి వీడు తలుపులు తెరవలే, బాగా బిడాయించాడు. అదృష్టమో దురదృష్టమో ఆ తలుపుకు రంధ్రం ఉందండి. ఆ రంధ్రంలోంచి సూర్యకాంతి ప్రసరించింది. ప్రసరించి ఇల్లంతా వ్యాపించిపోయింది. ఇప్పుడు ఇల్లంతా వెలుగు వచ్చింది. ఇంత వెలుగు ఇంటికి రావడానికి కారణం ఏంటమ్మా అన్నాడు అక్కడ పిల్లాడు. ఇద్దరూ మూర్ఖులే, ఆవిడ పెద్ద మూర్ఖురాలు, వీడు చిన్న మూర్ఖుడు. ఇద్దరు ఆ చీకట్లోనే మగ్గుతున్నారు కానీ ఇప్పుడు బయటకు వచ్చి చూడలే, ఏమిటో తెలియదు. అది వచ్చింది అక్కడ కాంతి. అప్పుడు ఎక్కడి నుంచి కాంతి వచ్చిందంటే పిచ్చిన ఆయన తెలియట్లే, ఆ చిన్నగా ఏదో కనబడుతుంది కదా మన తలుపుకి, అందులోంచి కాంతి వస్తున్నది అన్నది. అబ్బా ఇంత చిన్న కాంతి ఎంత పని చేస్తున్నదో, కనుక ఈ కాంతి చాలా చిన్నది అన్నాడు. కొంతసేపటికి పిల్లాడు లేచి అక్కడ చూసి, అమ్మా నేను బయట కిటికీలోంచి చూసానమ్మా, బయట ఇంకా పెద్ద కాంతి ఉందమ్మా అన్నాడు. అవునా, కొంచెం చూసి అవునరా, ఆ కాంతి అంశగా దీనిలో ప్రవేశిస్తుంది అన్నది. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ముందు దబాయించింది, బయట కాంతి వేరు ఈ కాంతి వేరు, చూడు ఈ కాంతి ఇంతే ఉంది ఆ కాంతి అంత ఉంది కనుక రెండు వేరు వేరు అన్నదిట. అవునా లేదా? వేరు వేరు ద్వైతం వచ్చింది కదా. కొంతసేపటి తెలివి తెచ్చుకుని పిల్లాడు చెప్తే కన్విన్స్ అయ్యి ఆ బయట ఉన్న కాంతి యొక్క చిన్న అంశయే ఇది అన్నదండి. నిజమా లేదా? చిన్న అంశ ఏది? అక్కడ ఆ తలుపుకు కనబడుతున్న చిన్న ప్రమాణముగా కనబడుతున్న కాంతి అంశే. ఇందులో ఏమైనా అబద్ధం ఉందా చెప్పండి? అంశయే. ఆ తర్వాత పిల్లాడు ఏం చేశాడు కానీ తలుపు తెరిచాడండి. ఇప్పుడు చూసుకో అమ్మ ఏది నీ అంశ ఏది? అబో బయట ఎంత విశాలమైన కాంతి, ఇందాక అక్కడ కనబడినటువంటి ఆ చిన్న కాంతి పోయింది. పోయిందా? ఏమైంది? పోయిందండి, అలాగే ఉంది. ఇందాక అక్కడ కన్నంలో కనిపించినప్పుడు అలాగే ఉంది, తలుపు తెరిచేసి కన్నం కనిపించకపోయినా అలాగే ఉన్నది. కానీ కన్నంగా కనిపించినప్పుడు ఒక ప్రయోజనము ఏదో ఉన్నది కన్నంలోంచి వచ్చినప్పుడు. అలాగా ఆ చిన్న రంధ్రంలోంచి సూర్యకాంతి ఎలాగో బుద్ధి అనే ఉపాధిలోంచి ఈశ్వర చైతన్యం అలాగా ప్రసరిస్తున్నది. నువ్వు దీంతో కలిపి చూపిస్తున్న సేపు అంగుష్ట ప్రమాణం ఈ ప్రమాణం తీసేస్తే సత్యం ఒకటేగా, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ మమై వాంశ జీవలోకే కూడా ఒప్పుకుంటాం. ఎంతవరకు? జీవభావంతో ఉన్నంత వరకు. నీ లోపల ఈశ్వర చైతన్యమే అంశగా ఉంది అనుకుంటే బాగుంది కదా, ఆయనే అంతా చేస్తున్నాడని క్రమంగా తెలుసుకోగలవు. ప్రకాశాదివన్ నైవం పరహ, ఇది ఇందాక నేను ఆ వేళ్లను అడ్డు పెట్టుకుని చూడడం అనే ఉపమానం శంకరులు ఇచ్చినదే. ఇది స్మరంతిచ స్మృతిలో మరొక చోట అద్భుతంగా చెప్తున్నారు. మీరు స్మృతి చూపించారుగా, నేను స్మృతి చూపిస్తా. మీరు ఏ మహాభారతంలో స్మృతి చూపించారో నేను అది చూపిస్తున్నాను, వినండి. తత్రయ పరమాత్మా హి సనిత్యో నిర్గుణ స్మృత నలిప్యతే ఫలేశ్చాపి పద్మపత్రమివాంభస కర్మాత్మా త్వపరోయోసౌ మోక్షబంధై నయుజ్యతే స సప్తదశకేనాపి రాసినాయుజ్యతే పునః. ఇందాక గది, తలుపు, రంధ్రము, సూర్యకాంతి ఉపమానం అలా పెట్టుకోండి, విచారణకి చాలా పనికొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కనబడుతున్న సూర్యకాంతి, అయ్యో నేను ఆ బొటన వేలంతా ఆ రంధ్రానికే పరిమితిపోయిపోయాను బాధపడుతుందా, ఆ రంధ్రంలోంచి వెళ్ళి వీళ్ళ ఇంటి గోడల మీద ఉన్నటువంటి మక్కిలికి బూజు మీద పడుతూ నేను కలుషితమైపోయాను అనుకుంటుందా చెప్పండి? దాంట్లోంచి వెళ్ళి గోడల మీద పడింది, గోడల మీద బూజుంది, మసి ఉంది, వాటి మీద పడింది, పడేయమనుకుంటుంది అది? అయ్యో ఈ మసి నట్టేసుకున్నానే అనుకుంటుందా? ఏమీ లేదే. ఎందుకంటే ఆ మసి బూజు ఆ ఇంటి దుర్లక్షణం కానీ కాంతికి ఆ లక్షణం లేదు, తాకినా అంటదు. ఇది ఒక్కటి ఆలోచించుకోండి. ఆ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇందా ఇంత విని మీరు చెప్పకపోతే ఎలాగా? ఎప్పుడు జ్ఞానం అనేది ప్రశ్న సమాధాన రూపంలో వస్తే మరింత భలే ఉంటుంది. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది కాంతి? కన్నంలోంచి. సూర్యుడి నుంచి అప్పుడు దాకా వెళ్ళొచ్చు. కన్నంలోంచి వచ్చిన కాంతి ఇలాగా అంటుకుని బాధపడదు కదా. అలాగే మనం హృదయంలో బుద్ధితో వచ్చినటువంటి ఈశ్వర చైతన్యం శరీరంలో ఉన్న శరీర లక్షణాలు దానికి లేవనుకోవాలి. అప్పుడు ఆ జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది? బయట ఉన్న సూర్యకాంతి యొక్క భాగమే ఇందులోంచి ప్రవేశించింది. అఖండమైన సూర్యకాంతి ఇక్కడ ఖండముగా పరిమితిగా కనబడింది. కనబడింది కానీ ఖండం కాలేదు. ఖండంగా ఖండం అంటప్పుడు దానిలో భాగమేనమ్మా ఇది అనుకుంటే తప్పేం లేదు. ఇక్కడ ఇందులోంచి చూస్తున్నప్పుడు కనీసం ఎరుకేనూ ఉంటుంది. కనుక అసలు లేని దానికంటే అంశభాగం సరిపోయింది ఉపాధి దృష్టితో చూస్తే అనే విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. కనుకనే జీవుని దుఃఖము కూడా సోపాధికమే అనే మాట ఇక్కడ అన్నారు. కనుక నేను ఇందాక ఉపమానం చెప్పాల్సి వచ్చింది. కాంతి గోడ మీద మసి మీద పడి అయ్యో నేను మసి పట్టిపోయాను అంటుందా? అదేవిధంగా ఈ శరీరంతో కలిగే దుఃఖాదులు ఇవి కూడా ఆ కాంతి అనబడే చైతన్యానికి అంటవు, అంటినట్టు అనిపించడం అనేటువంటిది ఉపాధిగత తాదాత్మ్యం చేతని. అని స్మరంతిచ తత్ర యత్ పరమాత్మా హి సనిచ్చో నిర్గుణ స్మృత. అంటే వేదాంతం అనేది ఉపనిషత్తుల్లో చెప్పు కూర్చోలేదనమాట, భారతంలో కూడా చెప్పారనమాట. కానీ మేము భారతంలో ఎప్పుడో వినలేదంటే అది వినిపించిన వారు చెప్పలేదనమాట. తత్వశాస్త్రం ఎక్కడికి వెళ్ళినా పట్టేస్తుంది మనల్ని, మనల్ని బాగు చేయాలని ఋషుల ఉద్దేశం. భాగవతం చదివినా అంతే. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఏం చెప్పాడు అని కానీ, ప్రహ్లాదుడు ఆ తోటి బాలుడికి ఏం చెప్పాడు అని కానీ, ఈ రెండూ మనం వదిలేసి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు బెదిరించగానే ఆయన ఒక్కసారి ఎక్కడైనా ఉంటాడు అనగానే స్తంభం తీర్చి నరసింహస్వామి వచ్చాడని చెప్తే వినడానికి బాగుంటుంది. కానీ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఏం చెప్పాడు అనేది హిరణ్యకశిపుడికే నచ్చలేదు, మనకెందుకు నచ్చుతుంది? ఎందుకంటే అసుర ప్రవృత్తున్న వాడికి వేదాంతం విసుగు కలిగిస్తుంది. వాడు ఎంత బోధించినా వాడికి ఇంకోలాగా అర్థమైంది వచ్చింది బాధ అక్కడే. అదే అక్కడ అలాగే మనకి గజేంద్రుడు తొండమెత్తి నీవే తప్ప ఈ తప్పరంబెరుగా అనగానే విష్ణువు చక్రం పట్టుకొచ్చి కాపాడేది రుచిస్తుందే తప్ప ఎవ్వని చేయి జనించు జగము లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన ఎక్కడ అర్థమవుతుంది. పోతన గారు అందంగా రాశారు కనుక చదవడానికి బాగుంది కనుక హాయిగా అనేవచ్చు కనుక బాగుంది కానీ విచారణ ఎప్పుడైనా చేసామా? ఎక్కడికి వెళ్ళినా అదే పట్టి చూపిస్తున్నాడు. అందుకే ఇక్కడ కూడా తత్ర పరమాత్మాహి సనిత్యో నిర్గుణ స్మృత, పరమాత్మ ఆ నిత్యుడు నిర్గుణుడు, నా లిప్యతే ఫలశ్చాపి ఏ పలమనకానంటాడు ఎలగు పద్మపత్రం ఇవాంభస. కర్మాత్మాత్వపరోయోసో మోక్షబంధైన యుజ్యతే ససప్తదశకేనాపి రాసినా యుజ్యతే పునః, తామరాకుపై నీటిబొట్టులాగా నిర్లిప్తుడి ఉన్నటువంటి వాడు. అందుకే కర్మఫల భోక్త అయిన జీవుడు మాత్రమే బంధమోక్షాలని వీటిని పొందుతూ ఉంటాడు. అంటే ఇందాక చెప్పినట్టు రంధ్రంలోంచి వచ్చిన కాంతి అది మాత్రమే వీటన్నిటిలో ప్రసరిస్తుంది. అఖండమైన కాంతి ఏమీ లేదు. ఇప్పుడు వీడు అఖండుడా ఖండుడా? వెనక్కి తిరిగి చూస్తే అఖండుడు, దీంతో తిరిగి చూస్తే ఖండుడు. అలాగే ఇక్కడ కూడా చెప్పబడుతున్నది. కనుక సుఖ దుఃఖ సంబంధాలేవి ఆయనకి లేవు సుమ. అందుకు అయితే ఇక్కడ ఒకే పరమాత్మ అంతటా ఉన్నప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏమిటయ్యా? ఇది కూడా పెద్ద ప్రశ్న. అది కూడా నేను చెప్తున్నానయ్యా, అది ఉపాధి తాదాత్మ్యం చేతనే ఎక్కువ తక్కువలు. మాటిమాటిగా చెప్పడం వల్ల ఉపాధి తాదాత్మ్యం చేతనే జీవత్వం వచ్చి పడింది అనే విషయం రిజిస్టర్ చేయాలి. అది అందుకు అనేక ఉదాహరణలు చెప్పిందే చెప్పడం, ఎందుకంటే పొందాల్సింది పొందే వరకు చెప్పాల్సింది చెప్తూనే ఉండాలి. ఈ మాట ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు చెప్పాం, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సత్యస్ఫురణ వచ్చే వరకు ఈ మాట గీ పెట్టాలి. ఎలాగో అంటే భ్రమరకీటంలాగా ఆ తుమ్మిద పురుగును అక్కడ పెట్టి కొడుతూ గీ అని పెడుతుంది. ఎంతవరకు పెడుతుంది? చచ్చేవరకు కాదు. భ్రమకీటం న్యాయం నేను మీకు చెప్పాను, ఇంకా ఎందరో పెద్దలు మీకు చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరు ఫ్రెషర్స్ కారు, ఎందరో మహాత్ముల ద్వారా బాగా విని పండిపోయిన వాళ్ళే ఇక్కడ కూడా విందామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకని మళ్ళీ భ్రమకీటం న్యాయం ఏంటో చెప్పక్కర్లే. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది మాత్రం ఎంతవరకు గీ పెడుతుంది భ్రమరం, కీటకం తిరిగి భ్రమరం అయ్యే వరకు. అందుకే శాస్త్రం ఎంతవరకు గీ పెడుతుంది విషయములు అంటే నువ్వు సోహం అనే స్థితికి వెళ్ళే వరకు. అంతవరకు గీ పెడుతూనే ఉంటుంది, అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకే నాయన మీరు చెప్పారే ఈ ఉపాధి తాదాత్య చేతనే అనుజ్ఞము పరిహారము అంటే ఒకదానికి అనుమతించడం, ఒకదానికి పరిహరించడం. ఇది దీనికి తగుతుంది, ఇతడు సుఖానికి తగినవాడు, ఇతడు దుఃఖానికి తగినవాడు, వీడికి ఇదిద్దాం వాడికి ఇదిద్దాం అనేది ఎలాంటిది అంటే అనుజ్ఞా పరిహారవు దేహ సంబంధ జ్యోతిరాధివత్ అన్నాడు. అగ్ని అనేది ఒకటి ఉన్నది, అది శ్మశానంలో ఉన్న అగ్నిని మనం ఇంటికి తీసుకురాము, అవునా లేదా? ఇంట్లో పొయ్యి మీద వెలిగించుకోవడానికి శ్మశానం నిప్పు అవ్వడుతాడు. ఎందువల్ల? దానికి అక్కడ ఉన్న దానికి ఉండవలసిన మర్యాదలు దానివి. యజ్ఞంలోని అగ్నిని పూజిస్తున్నాం, పవిత్రంగా భావిస్తున్నాం, అవునా లేదా? అక్కడ శ్మశానంలో కాదని అగ్ని యొక్క గాలి తగిలితేనే సచేల స్నానాదులు చేస్తున్నాం. యజ్ఞం అగ్ని దగ్గరికి వెళ్ళి అబ్బా తగిలితే చాలా మంచిదని రెండు అగ్నిగా, ఇది ఔపాధిక భేదం వల్లనే పూజ్యత అపూజ్యత వస్తుంది. కానీ మనం ప్రపంచంలో చూసే భిన్నత్వం అంతా ఉపాధిగతమైనదే. పూజ్యత అపూజ్యతలు కానీ ఇవన్నీ కూడా ఇవి పట్టుకుని అభేదమైన బ్రహ్మత్వాన్ని ఉపాధులు కంటగట్టి అంతా ఒకటే కదండి అంటే, అగ్ని లక్షణం చేత అంతా ఒకటే కానీ స్థానభేదం చేత యోగ్యత అయోగ్యతలు ఉన్నట్లే ఇక్కడ ఈశ్వర చైతన్యము అనే అగ్ని సామాన్యమైనప్పటికీ కూడా ఉపాధిగతమైన దోషం చేత ఒకడొకదానికి అనుజ్ఞ ఇంకోటిదానికి తగను అనేటువంటి సుఖదుఖాది కర్మాది భేదములు కూడా ఏర్పడుతున్నాయి సుమ. అంత ఇది ఎంతవరకు మళ్ళీ చెప్తున్నాడు, సమ్యక్ దర్శనం కలిగి దేహాభిమానం వదిలిపోయే వరకు ఇది ఉంటూ ఉంటుంది. ఆ వదిలిపోయిన వాడు మాత్రమే ఆ మాట అనాలి, నిస్త్రేగుణ్యే పతివిచరతే కో విధి కో నిషేధ. అందుకే నహ్యస్యా సమ్యక్ దర్శనాదన్య నివారకమస్తి ప్రాక్తు సమ్యక్ దర్శనాత్ ప్రతతేష భ్రాంతి సర్వజంతుషు. ప్రాక్తు సమ్యక్ దర్శనాత్ సమ్యక్ దర్శనము కలిగే వరకు సర్వజంతుషు అన్ని జంతువులలో, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, అన్ని జంతువులు ఈ భ్రాంతి ఉండి తీరుతుంది అన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఒకటి, అంతటా ఆయనే ఏకముగా వ్యాపించున్నాడు అన్నప్పుడు అందరికీ ఒకే రకమైన అనుభవం ఎందుకు కలగదు అని అది ఊరికి అడిగే ప్రశ్న. ఎందుకంటే ఇన్ని ఆత్మలు లేవు మన యొక్క మతం ప్రకారం. సాంఖ్యులకైతే బోల్డ్ ఆత్మలు ఉన్నాయి, బోల్డ్ ఆత్మలు ప్రకృతితో కలుస్తూ అనుభవిస్తూ ఉంటాయి వాళ్ళ లెక్క ప్రకారం. మనకు అలా లేదు, ఉపాధులు ఎన్నో కానీ ఆత్మలు ఎన్నో కావు. ఉపాధులు తాదాత్మ్యం చేత ఆత్మలు ఎన్నో అనిపిస్తున్నాయి మన సిద్ధాంతం. అటువంటిప్పుడు ఆత్మంతా ఒకటే అయినప్పుడు ఒకడు ఏడుపు వచ్చినప్పుడు ఇంకోటికి ఏడిపోయి రావాలి, అంతే కదండి? ఒకడు ఏడుపు వచ్చినప్పుడు ఇంకోటికి ఏడిపోయి రావాలి. అలా ఎందుకు రావట్లేదు అన్నాడు ఇక్కడ. నాయన ఒక్క మాట విను, మనం ఒక కొండని ఖాళీ కొండని కదుపుతూ తీసుకెళ్తాం. మీరేం తెచ్చారంటే కొండని తెచ్చామంటాం. అక్కడ కొండలో ఉన్న ఆ ఆకాశం ఏదో అదే మోసుకుని తెచ్చామా? ఇక్కడ లేదు. ఇంకా చక్కటి ఉపమానం చూపించారు. 10 కడవలు పెట్టినప్పుడు 10 సూర్యులు ప్రతిఫలిస్తూ ఉంటే అవి నిశ్చలంగా 10 కడవలు పెట్టి ఒక్క కడవని కదుపు, ఒక్క కడవని కదిపినప్పుడు ఆ కడవలో ప్రతిఫలించే సూర్యబింబం మాత్రమే కదులుతుంది. అవునా లేదా? మిగిలిన 9 కడవల్లో సూర్యుడు నిశ్చలంగానే ఉన్నాడు. మరి సూర్యుడు ఒకడేగా? 10లో సూర్యుడు ఒకడే అయినప్పటికీ దీన్ని కదిలిస్తే కదులుతుంది, అవి ఇంక కదలలేదు. అదేవిధంగా ఇక్కడ అందరిలో ఒకే ఈశ్వరుడు అయినప్పటికీ ఏ జీవుడి కర్మ, ఏ జీవుడి బాధ, వాడిదే సుమా అని ఇక్కడ ఏ జీవుడికి ఆ జీవుడు. ఇక్కడ గొప్ప మాట ఉన్నదండి. అడుగుతున్నాయ్యా, ఇక్కడ మీరు పొరపాటు పడుతున్నారు ఉపమానం చెప్పడంలో. ఇక్కడ ఉపమానము, ఉదాహరణ అనేది ఎంత ప్రమాదకారో అర్థం చేసుకోండి. ఇక్కడ అది చాలా ముఖ్యమైన అంశం. ఇది చాలా తేటగా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి దృష్టాంతం, మనం ఒక విషయం అర్థం చేసుకోవడానికే చెప్తున్నాం కానీ దృష్టాంతం ప్రమాణము కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే శృతివాక్యాన్నే గురువుగారు చెప్తూ తర్వాత దృష్టాంతాన్ని చెప్తున్నారు. శృతివాక్యం ఎందుకు చెప్తున్నారు? మన బుద్ధితో అందుకోలేని దాన్ని శృతివాక్యంతో అందుకోవాలి కానీ శృతివాక్యం చూపిస్తున్నారు. మన బుద్ధికి అర్థం కావడం కోసం దృష్టాంతం చెప్తున్నారు ఇక్కడ, కానీ ప్రమాణం దృష్టాంతం కాదు. ఈ మాట నిన్న మొన్న జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తే కొన్ని 1000 సంవత్సరాల క్రితం శంకర భగవత్వాలు వారు అప్పుడు స్పష్టంగా చెప్పారు వేదాంతంలో. ఇక్కడ విషయం ఉదాహరణలతో చెప్పడం కాదు ఇక్కడ. అందుకే ఉదాహరణ అర్థం చేసుకోవడం మాత్రమే. ఇది అనేక పర్యాలు చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి స్మరించుకుందాం. స్మర్యతే, తప్పేం లేదు కదా. ఇక్కడ వీడు తెలివైన వాడండి, పూర్వపక్షిగాడు. వాడు గొప్ప మాట అంటున్నాడు, అయ్యా మీరు సర్వవ్యాపకమైన ఈశ్వరుడు, అన్ని ఉపాధుల్లో ఉన్నా ఒకదానికి కలిగినప్పుడు దాందే తప్ప అన్ని ఉపాధులకు రాదు అని చెప్పారు, ఒప్పుకుంటాం. కానీ మీరు సూర్యుడు చెప్పిన ఉపమానం మాకు నచ్చలే. ఎందుకంటే సూర్యుడు ఒక దేశంలో ఆయన ఉన్నాడు, వీటిని అన్నిటి ఎందు ప్రతిఫలిస్తున్నాడు. ఆ సూర్యుడిలా లేడు కదా పరమాత్మ, సర్వవ్యాపకుడి ఉన్నాడు కదా అంటే ఈ చాలా మాట ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నారు. నాయనా, ఎప్పుడైనా సరే ఒక ఉదాహరణ చెప్పేటప్పుడు విషయం అర్థం చేసుకోవడానికి చెప్తాం. ఎందుకంటే సూర్యుడు ఒక పదార్థం, కొండలు ఒక పదార్థం, రెండు పదార్థాలే. కానీ ఇప్పుడు మీకు చెప్పాల్సి వస్తున్నది పదార్థము కాని పరమేశ్వరుడు, పదార్థములైన ప్రపంచము. కానీ పదార్థములైన ప్రపంచంలో పదార్థము కాని పరమేశ్వరు గురించి ఏ ఉదాహరణతో చెప్పాలి? ఏ ఉదాహరణ చెప్పాలన్నప్పటికీ మనకు అర్థం కావాలంటే పదార్థంతోనే చెప్పాలి. పదార్థం కాదు మనకు అర్థం కాదు. ఇంద్రియాలకు గోచరించేదే అవునండి బాగుంది, లాజికల్గా ఉంది, కన్విన్సింగ్గా ఉంది అంట. ఏది? నీ ఇంద్రియాలకి టచ్ ఉండాలి. ఫలానా వస్తువు ఎర్రగా ఉందంటే, ఎర్రగా అంటే ఎలా ఉందండి? ఎన్ని ఎరుపులు ఊహించుకోవచ్చో. మీరు గులాబీలో ఎరుపు ఊహించవచ్చు, టమాటాలో ఎరుపు ఊహించవచ్చు, మిరపకాయలు ఎరుపు ఊహించవచ్చు. అప్పుడు వాడు మనకు అర్థం కావడం కోసం ఆ మాట చెప్తాడు, మిరపకాయ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి అంటాడు ఇక్కడ. ఆ మాట ఎందుకు చెప్పాడు వాడు? మిరపకాయ నీకు ఏ వస్తువు గురించి చెప్పదలుచుకున్నాడో ఆ వస్తువు నీకు అనుభవంలో లేదు గనక, ఆ వస్తువుని వాడు ఇదివరకు చూశాడు గనక, దాని ఎరుపు ఈ మిరపకాయకు ఉంది గనక చెప్పాడు. నీకు పరిచయమైన మిరపకాయ ఎరుపు నీకు పరిచయం కాని వస్తువు యొక్క ఎరుపుతో పోల్చి చెప్పాడు ఇక్కడ. అవునా లేదా? ఇప్పుడు పరిచయం కాని పరమాత్మ గురించి నీకు చెప్పాలంటే పదార్థ జగత్తులో అలాంటి వస్తువు ఏదైనా ఉందా చెప్పండి. అని వస్తువే కాదు కదా, అప్పుడు ఏం చెప్తాడు ఇక్కడ? అందుకే ఉదాహరణ అవగాహన చేసుకోవడం మాత్రం వరకే. కనుకనే ఇక్కడ ఇది ఎలాగైతే కనబడుతుందో అదేవిధంగా పరమాత్మ సర్వజీవుల్లో భాషిస్తున్నప్పటికీ ఉపాధిగతమైన వికారంతో వాడు కర్తగా ఉపాధులతో తాదాత్మ్యం చెంది పొందిందని వాడే అనిపిస్తాడు, ఇంకోడు కాదు. కనుక ఏ జీవుడికి ఆ జీవుడే అనే విషయం ఇక్కడ స్పష్టం చేసి చూపించారు. ఇక ఆ తర్వాత చెప్తున్న విషయం, ప్రాణము దీనికి ఉత్పత్తి ఉందా? ఉంది అన్నాడు. ప్రాణానికి ప్రత్యేకంగా తీసుకోండి, చాలా ప్రధానమైన అంశం ఏంటండి. ప్రాణం చాలా ప్రధాన, లేకపోతే ఇంద్రియాదులు కూడా పనిచేయవు. కానీ బుద్ధి, ప్రాణము, ఇంద్రియములు, ఈ బుద్ధికే మీరు మనస్సు, చిత్తము, అహంకారం, అంతఃకరణం అనండి, ఇవంతే కూడా. ప్రాణము సూక్ష్మ విషయమే. కానీ ప్రాణం అంటే వాయువా? అంటే వాయువు కాదన్నారు శంకరులు, ఇది బాగా తెలుసుకోండి. ప్రాణం వాయువు కాదు. నీకు ముఖం నుంచి, నాసిక నుంచి శ్వాసరూపంగా తెలియబడుతోంది, కానీ ప్రాణం అనేటువంటిది ఈ ఇంద్రియాలని, ఈ అంతఃకరణ చైతన్యం వీటిని పనిచేయడానికి పనికొచ్చే ఒక మహా పరికరం అది. అది వీటి ద్వారా తెలియబడుతుంది. అందుకే ప్రాణయేవ బ్రహ్మణ చతుర్థ పాద స వాయునా జ్యోతిషా భాతి చ తపతి చ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తుంది. ప్రాణము మనోమయమైన బ్రహ్మ యొక్క చతుర్థ పాదం అన్నారు. సాక్షాత్ బ్రహ్మ యొక్క కాదు. అందుకే అగ్ని ఎలా పుట్టింది, బ్రహ్మము నుంచి పుట్టింది అంటే ఎంత అందమైన మాట చెప్పారంటే, బ్రహ్మము నుంచి ఆకాశము, ఆకాశమయమైన బ్రహ్మము నుంచి వాయువు, వాయుమయమైన బ్రహ్మము నుంచి అగ్ని అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. ఆ మాట చెప్పేటప్పుడు ఎంత, అందుకే మనము సరిగ్గా ఫలానా ఊరు నుంచి సికింద్రాబాద్ వరకు ట్రైన్లో వచ్చాం. అక్కడ వరకు ట్రైన్ మయంగా మనం అక్కడికి వచ్చాం. మయం అంటే ట్రైన్తో కలిసి. తర్వాత ట్రైన్ దిగాక ఆటోలో ఇంటి దాకా వచ్చాం. కానీ అక్కడ నుంచి ట్రైన్ నుంచి ఆటోకు వచ్చినప్పుడు ట్రైన్ నుంచి దిగినవాడు ఆటోలోకి వచ్చాడు, ఆటోలోంచి దిగినవాడు ఇంట్లోకి వెళ్ళాడు. అలా మనం గమనించుకోవాల్సింది. కనుక అక్కడ మనోమయమైన బ్రహ్మము యొక్క చతుర్థ పాదము ప్రాణము అన్నారు. ఇక్కడ ఇది వాయురూపమైన జ్యోతితో ప్రకాశిస్తూ తపిస్తూ ఉంటుంది. ఆ వాయువు సహకారిగా దాంతో కలుస్తూ ప్రకాశింపజేస్తుందట. ఇది ప్రకాశింపడం చేత మనం రెండు కలిపేశాం, ప్రాణాన్ని వాయువుని. కనుక ప్రాణానికి ఒక ప్రత్యేకత ఉన్నది అని ప్రాణం గురించి వివరించారు. అందుకనగానే ముఖ్య ప్రాణ విద్యా ఇత్యాదులు చాలా తర్వాత చెప్పబడుతున్నది. కనుకనే మొత్తం మన మెటీరియల్ గురించి మొత్తం మాట్లాడడం జరిగిపోయిందండి. కనుకనే శరీరం ఇతర కర్మల వల్ల సంపాదించుకున్నాడు వీడు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఈ ప్రాణములు ఇంద్రియముల్లో పనిచేస్తున్నప్పుడు ఇంద్రియాభిమాన దేవతలను ఉంటారు. కంటికి సూర్యుడు, చేతికి ఇంద్రుడు, ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి అభిమాన దేవతలు ఉంటారు. అది ఈశ్వర చైతన్య విశేషాలే. అభిమాన దేవతల వల్లనే ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయట. అయితే చేత్తో తప్పు చేశాడు అప్పుడు ఆ శిక్ష ఇంద్రుడికి వేయాలా వీడికి వేయాలా? ఇంద్రియాభిమాన దేవత కదా, ఎవరికి వేయాలండి? ఒక ఆయన ఒకడిని తల తీసేట, శిక్ష అయిపోయాడు ఇముడు. అయిపోతే నా తప్పు కాదు, మీ శాస్త్రమే చెప్తాం చేతికి ఇంద్రుడు అభిమాన దేవతని, కనుక ఆయనే చంపాడు అన్నట్టు. అప్పుడు వెంటనే చిత్రగుప్తుడు అన్నట్ట, వీడు చాలా దానములు చేశాడండి, ఏమిద్దాం అన్నట్ట. దానానికి ఫలంగా స్వర్గానికి పంపిద్దా అయితే వెళ్తానడు. కూర్చో, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే దేనితో దానం చేసావు? చేత్తో కదా. చేతికి అభిమాన దేవత ఇంద్రుడు కనుక ఆ ఫలం కూడా ఆయనకి ఇస్తాడన్నట్ట. అబ్బెబ్బే అది నాకు కావాలన్నట్ట. మూర్ఖుడా పో అన్నట్టు. ఇలా ఉంటే మన తెలివితేటలన్నీ కూడా. కనుక ఇక్కడ ఎంత అందమైన మాట చెప్తున్నారంటే ఇంద్రియ అభిమాన దేవతలకి కర్తృత్వం లేదన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ శరీరం జీవుడు తన కర్మల వల్ల సంపాదించుకున్నాడు. సంపాదించుకున్నందుకు ఇంద్రాది దేవతలు వీళ్ళు ఆ శక్తి ఉంది కనుక ఈశ్వరుడి యొక్క అనుమతితో ఆయా శక్తులను ఆ ఇంద్రియాలకు వాళ్ళు అందజేశారు. కనుక ఇంద్రియాభిమాన దేవతలు అంటే వీరు. వాళ్ళు పుణ్యమేవాముం గచ్చతి నహవై దేవాన్ పాపం గచ్చతి. వారికి పుణ్యము ఇవేవి చెందనివి, వాళ్ళు వేటిని స్పృశించని వారు. అది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పైగా వాళ్ళు ఎప్పుడు ఐశ్వర్యస్థానంలో పుణ్యస్వరూపులై వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పుణ్యస్వరూపులై ఐశ్వర్య స్థానంలో ఉంటారు. క్షుద్ర శరీరంలో వాళ్ళకి భోగం అవసరము లేదు. నీ చేతి ద్వారా, నీ చెవి ద్వారా, వీటి ద్వారా అనుభవించవలసిన అవసరం ఆ దేవతలకు లేదు. వాళ్ళ స్థానమే అంత గొప్పది. అందుకే ఇది నీ కర్మల కొద్దీ సంపాదించుకున్నావు. కనుక వాళ్ళు అక్కడ కేవలం శక్తి ప్రదాతలుగా ఉంటున్నారు తప్ప ఇంకేమీ లేదు సుమా. అందుకే ఇక్కడ ఉన్న చక్షుష పురుషుడు కానీ ఇవన్నీ కూడా ఇంద్రియాభిమాన దేవతలు. వాళ్ళకి ఈ కర్తృత్వ భోక్తృత్వాలు అంటవు. మొత్తం ఇంద్రియములు, ప్రాణములు, బుద్ధి, మనస్సు వీటన్నిటితో కర్తృత్వ భోక్తములు అనుభవించేవాడి పేరు జీవుడు. ఇది ఇక్కడ తేల్చడం జరిగింది. త్వంపదార్థ శోధన పూర్తయిపోయింది కదా, ఇంక మిగిలిందేమిటి? సాధన. తత్తయింది, తొమ్మైంది, జీవుడు అంటే ఏమిటో తెలిసిపోయింది, అంశ అంటే ఏమిటో తెలిసింది, ప్రమాణం అంటే ఏమిటో తెలిసిపోయింది, ఇంకా మిగిలింది సాధన. అది రేపటి నుంచి మనం తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.